ఏమిటి ఇందులో చెప్తున్నాడు, దీన్ని బట్టి ధర్మరాజు గొప్ప యజ్ఞం చేయలేదని తెలిసింది అంటే పొరపాటు పడ్డట్టే. ఇందులో చెప్తున్న అంశం జాగ్రత్తగా పరిశీలించాలి, ఇందులో ఉన్న సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ ఎంత కాదన్నా, ఈ యజ్ఞం వల్ల ధర్మరాజు పవిత్రుడయ్యాడు, పాపం నుంచి కోల్పోయాడు. కానీ గొప్ప యజ్ఞం అంటే ఏమిటో దీనిలో చూపిస్తున్నాడు. ఇక్కడ ఇలాంటి యజ్ఞాలు అందరూ చేయలేదండి, కోటుకొకటి చేయొచ్చు. సంపద అంతా సంపాదించుకుని ఉంచుకుని తెచ్చుకుని చేయడం వేరే విషయం. కడుపుకి తనకు లేకున్నా తనకున్నది కేవలం ప్రీతిగా భగవదర్పణ బుద్ధితో సమర్పించడం అనేది ఆ సర్వత్యాగమైనటువంటి ఆ యజ్ఞము చాలా గొప్పది. అందుకే ధనము ద్రవ్యము అధికారము పదవి ఇవి కాదయ్యా యజ్ఞమును కావలసినటువంటిది. అహంకారం ఏమాత్రం ప్రవేశించినా యజ్ఞము పూర్ణము కాదు, ఇది తెలుసుకోవాల్సింది. కనుకనే అహంకారం అనే దోషమున్నటువంటి యజ్ఞం ఎంత గొప్పగా చేసినా అది సంపూర్ణం అనిపించుకోదు. అది లేకుండా చేసినటువంటిది అల్పముగా చేసినట్టు కనబడినా అది మహాయజ్ఞం. కనుక యజ్ఞం అనగా ఏమిటో ఇక్కడ చాలా గొప్పగా చెప్పాడు. త్యాగమే యజ్ఞము, త్యాగం యొక్క స్థితి చూపించాడు. దీన్ని బట్టి యజ్ఞము అహంకారరహితంగా చెయ్యాలి, అది శ్రేష్టము. ఇప్పుడు ఇవి సద్గతులు ఇస్తే ఇవ్వవని కాదు, కానీ వీటన్నిటికంటే పూర్ణమైన యజ్ఞం అదే అని చెప్పడం భారతకారుడి ఉద్దేశమే కానీ ధర్మరాజుని నిందించమని చెప్పడం కాదు. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎక్కడ ఏది అలా తెలుసుకోవాలో గ్రహించాలి. ఈ విధంగా ఎప్పుడైతే యజ్ఞం ముగిసిందో ఆ తర్వాత ద్రౌపది సుభద్ర మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ధర్మరాజు ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. ఇక్కడ ధర్మరాజు ఎల్లవేళలా పెద్దలపై గౌరవం కలిగి ఉన్నట్టని చాలా సనాతన ధర్మం తెలుసుకోవాలి. అక్కడున్న పెద్దలంటే విదురుడు, సంజయుడు, కృపాచార్యులు, ధృతరాష్ట్రుడు, వీరి పట్ల అపారమైన గౌరవం. ఏ పని చెయ్యబోతున్నా ఏ విషయాన్ని తను చేయబోతున్నా ధృతరాష్ట్రుడి అభిప్రాయానికి ప్రాధాన్యమిచ్చి చేసేవట. చూడండి ఇక్కడ పెద్దల్ని గౌరవించడం అంతే, నీకు తెలియదు నాన్న ముసలాడు మా మూల కూర్చో అనకుండా. ఎంత అద్భుతమైన అంశమో చూడండి ఇక్కడ. ధృతరాష్ట్రుని అభిప్రాయాలు గౌరవిస్తూ విదుర సంజయ యుత్సువులు మొదలైన వాళ్ళని సంప్రదిస్తూ కృపాచార్యునితో మాట్లాడుతూ సత్కార్యములు చేసేవాడు. కుంతి కూడా గాంధారితో ఎల్లవేళలా ఆదర భావంతో ఉంది. ఇక్కడ నుంచి మానవ సంబంధాల గురించి చక్కగా తెలుసుకోవాలండి ఇక్కడ. అంతే కదా ద్రౌపది సుభద్ర వీళ్ళందరూ కూడా అత్తగారులను గౌరవిస్తూ ఉన్నారట. ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రవర్తన చూసారా, ఎన్ని సంపదలున్నా చక్రవర్తులున్నా చక్రవర్తులైనా ధర్మమునది ఎలా నిబద్ధులై ఉన్నారో ఇక్కడ తెలుసుకోవాల్సింది. అంతేకాదు వ్యాసుడు తరచూ వచ్చి ధృతరాష్ట్రుడికి పారమార్థిక విషయములు మహాత్ములు చరిత్రలు చెప్తున్నాడు ఇక్కడ, అలా ఉన్నది. అంతేకాదు ధర్మరాజు తాను ఏనాడు ధృతరాష్ట్రాదులకి మానసికంగా నొప్పించకుండా ప్రవర్తిస్తూ తన వారెవరి వల్ల కూడా నొప్పి కలగకుండా ఉండేలా ప్రవర్తిస్తున్నాడు. సచ్చరిత్రులంటే ఇవండి. అందుకే కృష్ణపరమాత్మ వాళ్ళ వైపు ఉన్నాడు. పైగా ఆయన ఏ విహారయాత్రకైనా వెళతాను అంటే అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేట. అద్భుతమైనటువంటి వాహనములు, పరిచారకులు, వంటవాళ్ళు, రక్షకులు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి విహారయాత్రలకు వాడికి పంపించేవాడు, తీర్థయాత్రలకి విహారయాత్రలకి. అంతేకాకుండా దుర్యోధనుడు బ్రతుకున్నప్పుడు ఎన్ని రకాల భోగాలున్నాయో వాటి వేటికి లోటు లేకుండా ఉండడమే కాకుండా నతాం ప్రీతిం పరామాపా పుత్రేభ్య సకరుద్వహ యాం ప్రీతిం పాండుపుత్రేభ్య సదావాపనరాధిప. తనని దుర్యోధనాదులు హయాంలో కంటే ధర్మరాజు హయాంలోనే నేను చాలా తృప్తిగా ఉన్నాను అని ధృతరాష్ట్రుడు గాంధారి అనుకున్నారు. ఎందుకంటే ఇలా మెప్పించడం మహాకష్టం అండి. ఎందుకంటే ఇంత మెప్పిస్తున్న మనస్సులో వ్యతిరేక దృష్టి ఉంటే ప్రతిదానికి వంకలు పెడతారు. అలాంటిది వంక దొరకకుండా చేస్తున్నాడు మహానుభావుడు ఇక్కడ. ఇవన్నీ గమనించవలసిన అంశములే, ప్రవర్తనల్లో ఎలా ఉండాలో అని. మయాచైవ భవద్విశ్చ, ఈ విధంగా ఎల్లవేళలో ఉండడమే కాకుండా ఆమాత్యులతో అందరితో మయాచైవ భవద్విశ్చ మాన్య ఏవ నరాధిప, నేనే కాదు మీరు కూడా ఆయన గౌరవించాలని మంత్రులతో చెప్పేవాడు. ధృతరాష్ట్రమును రాజుగా గౌరవించాలని చెప్పేవాడు, అలా చూసుకునేవట. అలా అయితే ఒక్క భీముడు మాత్రం సరిగ్గా ఉండేవాడు కట్ట. ఆయనకి మాత్రము ధృతరాష్ట్రుని ఎప్పుడు చూసినా వీడి వల్లే కదా ఇంత జరిగింది అనే బాధ అలాగే ఉంటుంది. వీడి వల్ల మేము 13 ఏళ్ళు కటకటలాడాం, ఈ గుడ్డిరాజు వల్లే ద్రౌపది పరాభవింపబడింది, పరాభవిస్తున్నప్పుడు ఒక్కడిని అడ్డుకోలేదు, ఇతడే కింజితమని కూర్చున్నాడు, మర్చిపోకుండా పట్టుకున్నాడు మనస్సులో. ఈ విధంగా ఆయన మాత్రం ఉన్నట్ట, ఉండడమే కాకుండా ప్రవర్తనలో చూపిస్తున్నట్టు భీముడు. ఇది గమనించారు గాంధారి ధృతరాష్ట్రుడు, కానీ ఏమి అనలేకపోతున్నారు. ఎందుకంటే స్వయం కృతాపరాధం అని ఎప్పటికప్పుడు అనుకుంటున్నారు. ఇక్కడ నుంచి ధృతరాష్ట్రుడు గాంధారి చరిత్ర గొప్పగా తెలుసుకోవాలండి. తప్పు చేయడం ఎవడైనా చేస్తాడు, దిద్దుకుంటున్న మహాత్ములనైనా పరిశీలించాలి ఇక్కడ తెలుసుకోవాల్సింది. దీన్ని బట్టి ధృతరాష్ట్రుని రాజర్షిని ఎలా అంటారో తెలుస్తుంది. మనస్సులో ఇసుమంత కూడా వీళ్ళు అన్యాయంగా మా పిల్లల్ని చంపేశారనే భావం లేదు రండి ఇద్దరికి, ఇది తెచ్చుకోవడం ఎంత కష్టమో ఆలోచించండి. ఇక్కడ రెండవది, భీముడు మనపై కోపంగా ఉన్నాడు, పనులు సరిగ్గా చేయట్లేదు, పైగా ఈ పని చేసి పెట్టు అని ఏదైనా ధర్మరాజు చెప్తే భీముడు ఆ పని చేసేవాడు కట్ట. పైగా ఎవరికైనా పరిచారకులకి చేయమంటే అది చెయ్యకుండా అడ్డుకునేవాట. ఇది గమనించారు గాంధారి ధృతరాష్ట్రుడు. కానీ యుధిష్ఠునికి తెలియనిచ్చేవారు కట్ట. ఎంత సంస్కారం చూడండి, ఎవరైనా చెప్పబోయినా మీరు చెప్పొద్దు అనేవారట. అలా ఉండేవారు గాంధారి ధృతరాష్ట్రుడు. ఇది పరిస్థితి. కానీ వారిని మాట్లాడుతున్న పొట్టుకు మాటలు, సూటిపోటి మాటలు భీముడు మాట్లాడుతుంటే మనసు నొచ్చుకునేది. పైగా వయస్సులు పెద్దవండి, వీళ్ళవి దాదాపు 100 ఏళ్ళ దాకా వచ్చేస్తున్నాయి ధర్మరాజాదులవి. ఇంకిక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? ఆ పొట్టుకు మాటలు తట్టుకోలేకపోయారు పెద్ద వయస్సులో. పైగా ఒక్కొక్కసారి ధృతరాష్ట్రుడు వినేలాగా పక్క వాళ్లతో, ఈ బాహువులతోనే నేను మొత్తం కురుపుత్రులందరినీ సంహరించాను అంటూ ఉన్నట్ట. అవన్నీ బాధ కలుగుతూ, గాంధారి సర్వధర్మజ్ఞ పదములు ఎలా పడేయండి, సర్వధర్మములు తీసిన గాంధారి తాన్యనీకాని శుశ్రువే తత పంచదశే వర్షే సమతీతే నరాధిప. మొత్తానికి ఇప్పుడు 15 ఏళ్ళు గడిచాయి మొత్తం. అంటే మహానుభావుడు పాలనకు వచ్చిన దగ్గర నుంచి 15 ఏళ్ళు గడిచేయండి. ఈ 15 ఏళ్ళ పాటు ఉన్నటువంటి మహాత్ములు ఇప్పుడు ఈ మాటలకి ఒక్కసారి బాధపడ్డట. రాజా నిర్వేద మాపేదే భీమ వాగ్బాణ పీడిత. భీమ వాగ్బాణ పీడితుడై నిర్వేదాన్ని పొందినటువంటి వాడు ఒక్కసారి నిర్ణయించుకుని అనుకున్నాడు, ఇంకా నేను ఈ రాజ్యం నుంచి బయలుదేరి వానప్రస్థానికి వెళ్ళిపోతాను, అడవులకు వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఎలా బతికేరు ధృతరాష్ట్రుడు గాంధారి తెలుసుకోవాలండి. భోగములన్నీ నమర్చాడు కానీ యుధిష్ఠునికి కూడా తెలియకుండా వీరి జీవన విధానం ఎలా ఉన్నదంటే, ఇంతవరకు చాలా పాపములు చేశాం గనక పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి తపో జీవనాన్ని ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి అతి ముఖ్యమైన అంశం తెలుసుకోవాలండి. భారతంలో తపో జీవనాన్ని ఎంచుకున్నారు, ఇది మనకు చూపిస్తున్నది. తపస్సుతో నేను చేసిన పాపములు దగ్ధమవ్వాలి అని బుద్ధి పుట్టి తపస్సుకు సిద్ధపడడం చాలా గొప్పదండి. మమ ఉపాత్త దురితక్షయార్థం అనడం సామాన్య విషయం కాదు. ధర్మ చతుర్విధ ఫలపురుషార్థం, ఇతోదిక ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ప్రమోషన్ సిద్ధ్యర్థం, వాహన సిద్ధ్యర్థం అందరూ అంటారు. కానీ ఉపాత్త దురితక్షయార్థం అనాలంటే ఎంత సంస్కారం ఉండాలి? ఏదో పురోహితుడు అనిపిస్తాడు కనుక అంటున్నా కానీ హృదయమానం అదొక దౌర్భాగ్యం ఉంది. కానీ మహానుభావుడు మాత్రం చేసిన పాపములు పోవడానికి తపో జీవనాన్ని తీసుకుని ఎలా బ్రతికాడో చూడండి. రోజు మొత్తం మీద ఒక భాగంలో కేవలము ఒక గంజి వంటిది మాత్రమే తీసుకుంటూ నేలల మీద నేలపై దర్భలు పరుచుకొని మృగచర్మం కప్పుకుని నిరంతరం కూర్చున్నా పడుకున్నా జపం చేసుకుంటూ ఉన్నాడు. భర్త ఎలా ఉన్నాడో గాంధారి అలాగే ఉన్నది. అంతేకాదు, ఈ విధంగా జీవించాను, తృప్తిగా ఉంది నాకు, ఇంకా మిగిలిన జీవితం అంతా ఈ విధంగానే నేను వెళ్ళాలి, ఇంకా ఈ రాజ్యంలోనే ఉండను, పుత్రుల గురించి నాకేమీ వేదన లేదు, ఎందుకంటే యుద్ధంలో వెన్ను చూపకుండా మరణించారు పాపాత్ములు అయినప్పటికీ, అక్కదానికి వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్తారు కనుక బాధ లేదు అని నిర్ణయించుకుని యుధిష్ఠిరుని పిలిపించి, నీ పాలనలో అందరూ సుఖంగా ఉన్నారు, నేను కూడా ఎన్నో దానాలు చేశాను సందేహం లేదు, ద్రౌపదికి అపకారం చేసిన దుష్టబుద్ధులందరూ నశించారు, అయిపోయింది చాలు, ఇంకా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తాలు చేసుకుంటున్నాను, కానీ అది రాజ్యంలో ఉండి చేసుకోవడం కాదయ్యా, ఏకాంతవాసానికి వెళ్ళిపోతాను, అది అరణ్యాలకు పోయి నారచీరలు ధరిస్తాను, ఎంతకాలం ఈ జీవితం తింటూ తిరుగుతూ భోగాలు అనుభవిస్తూ ఇదేనా జీవిత గమ్యం పొందేది ఎప్పుడు, పరమార్థం పొందేది ఎప్పుడు? ఈ ఆలోచన రావాలండి. మహాభారతం ఇచ్చే ఒక అద్భుతమైన ఆలోచన ఇది, పరిశీలించండి ఇక్కడ. అందుకు నేను వాయుభక్షణ చేసుకుంటూ నిరాహారుణ్ణి తపస్సుకు సిద్ధపడతాను, వెళతాను, ఇప్పటి వరకు నేను ఇలాగే జీవిస్తున్నానయ్యా ఈ పిండి తింటూ అనగానే యుధిష్ఠిరుడు ఒక్కసారి దుఃఖితుడే, నేను ఎంత నీచుణ్ణి, రాజ్య వ్యవహారంలో పడి మీకు అన్ని భోగములు సమకూడాలని అమర్చుతున్నానే కానీ మీరు పుచ్చుకుని జీవిస్తున్నారో లేదో నేను పరిశీలించలేదే, ఎంత పాపాత్ముని, నన్ను క్షమించండి, ఒక పని చేయండి, మీ ఔరసపుత్రుడు మరొకడు ఉన్నాడు యూత్సుడు, ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి నేను మీతో పాటు వస్తాను, మనం వనవాసం చేద్దాం, నేను నీ అధీనంలో వాడినయ్యా, వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటే, పైగా నాకు తపస్సు చేయాలని ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను కాబట్టి నేను వస్తాను అని చెప్పి అనగా, ఒక్కసారి వీల్లేదయ్యా, నువ్వు రావడానికి వీల్లేదు, నువ్వు పాలన చేయాలి అంటూ పడిపెట్టాడు కింద ధృతరాష్ట్రుడు. ఎందుకంటే శరీరంలో సత్తువు లేదు, ఎక్కువ మాట్లాడలేకపోతున్నానంటూ పడిపెట్టా. వెంటనే ఏడుపు వచ్చింది. ఎలాంటి ధృతరాష్ట్రుడు, 10,000 ఏనుగులు బలము కలిగిన ధృతరాష్ట్రుడు తపస్సుతో అంత సృష్టించిపోయి ఆ విధంగా నిలబడి ఉన్నాడే అని వేదన కలిగి పట్టుకున్నట్టు పడిపోతున్న వాడిని పట్టుకోగానే ధృతరాష్ట్రుడు ధర్మరాజు హస్తస్పర్శతో శక్తి పుంజుకుని, నాయన కదలలేకపోతున్నాను, అందుకే ఈ దశలో నేను వెళ్ళడమే మంచిదయ్యా, అంటే ఈ దశలో నువ్వు వెళ్ళరాదు అని అంట. అప్పుడు వ్యాసుడు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రుడు చెప్పినట్టు చెయ్యి, ఇతడు వృద్ధుడయ్యాడు, చింతనకి అంతర్ముఖానికి కావలసిన పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి కనుక ఇతడు వెళ్ళని అని చెప్తే అప్పుడు యుధిష్ఠిరుడు అంగీకరించాడు. ఎప్పుడైతే అతడు బయలుదేరబోతూ ఉన్నాడో ఆ సమయంలో మొత్తం ప్రజల్ని పిలిపించట ఇతని నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఎంత ప్రధానం చూడండి. ఎందుకంటే తాను ప్రజలకు జవాబుదారి తర్వాత అందుకు మొత్తం ప్రజాప్రతినిధిని పిలిపించాడు. అప్పుడు తాను ప్రజలతో మాట్లాడుతున్నాడు, మీరు నాపై చాలా ప్రీతి చూపించారు, తప్పో ఒప్పో కానీ మా అబ్బాయి పాలనలో కూడా మీరు ఇదే ప్రేమను చూపించారు. ఇప్పుడు అత్యంత పవిత్రుడైన యుధిష్ఠిరుడు పాలనలోకి వచ్చాడు, మీకు చాలా బాగుంటుంది, మీ అందరి వద్ద అనుమతి తీసుకుని మీ ప్రేమ చేత కురువంశం అవిచ్ఛిన్నంగా పాలన చేస్తూ ఇప్పటిదాకా వచ్చింది, నేను ఇంకా వానప్రస్థానికి వెళుతూ ఉన్నాను, మీరు అనుమతించవలసింది అని అయం చ కౌరవో రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర సర్వైర్ భవద్భిర్ద్రష్టవ్య సమేషు విషమేషు చ, మిమ్మల్ని అన్ని స్థితుల్లో కూడా ఇతను చక్కగా చూసుకుంటాడు, ఇంకా నేను బయలుదేరతాను అని ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు చెప్తున్నాడో వెంటనే ప్రజలందరి తరపున సాంబుడు అనేటువంటి వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. ధృతరాష్ట్ర అలా బాధపడికయ్యా, నువ్వు దుర్యోధనుడు మొదలైన నా కొడుకులు పాపాత్ములు వాళ్ళ వల్ల ఇంత క్షయమైందని అంటున్నావు, కానీ నిజానికి ఇది దుర్యోధనుడు చేయలేదు, కర్ణుడు చేయలేదు, యుధిష్ఠిరుడు చేయలేదు, ఇదంతా కూడా దైవం అలా చేసింది. దైవమే చెయ్యకపోతే 18 రోజుల్లో 18 అక్షౌహిణుల సేన నాశనం అవడంది సాధ్యమవుతుందా తెలుసుకో ఇక్కడ. అందుకు దైవం వీళ్ళందరూ తన నిమిత్త మాత్రలు కాబట్టి నువ్వు అలా దుఃఖపడకు, మాటిమాటిగా తలంచుకుంటూ నువ్వు వేదన గురికాకు, నువ్వు పవిత్ర చరిత్రుడివి. ఇప్పుడు కూడా మహానుభావుడైనటువంటి ధర్మరాజు పాలన వచ్చింది కాబట్టి నువ్వు వనవాసానికి వెళ్లకుండా ఉండవయ్యా అని ప్రజలు అడిగేట. కాదు, నేను వెళ్ళి తీరాలి, ఇది వ్యాసుని ఆజ్ఞ అని చెప్పి ఆయన అంటూ వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకునే ముందు తన భవనంలో ఉంటూ విదురుని ద్వారా కబురు పంపించాడు ధృతరాష్ట్రుడు. ఏమనంటే, నేను ముహూర్తం పెట్టుకున్నానయ్యా వెళ్ళిపోవడానికి, కార్తీక పూర్ణిమకి వెళ్ళిపోతాను, ఈ వెళ్ళే లోపల భీష్ముడికి, ద్రోణుడికి, సోమదత్తుడికి, శల్యుడికి నా కుమారులందరికీ శ్రాద్ధకర్మ చేసి వెళ్ళాలనుందయ్యా అన్నాడు. ఇక్కడ శ్రాద్ధములు రకరకాలు ఉంటాయండి, ఏదో ఏడాదికి ఒకసారి పెట్టేది కాదు, రకరకాలు ఉంటాయి ఇక్కడ. పైగా తాను వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు బ్రాహ్మణుడికి సన్యాసం ఎలాగో క్షత్రియుడికి వానప్రస్థం అలాగా, అందుకే వెళ్ళిపోతున్నాడు గనక వీళ్ళకి నేను శ్రాద్ధాలు పెట్టుకెళ్ళిపోతాను, నువ్వు అంగీకరిస్తే సైంధవుడికి కూడా పెడతానన్నాడు. ఆ మాట ఎలాగ చెప్తున్నాడో చూడండి, పెట్టి వెళతాను, ఎందుకంటే ఇవి చాలా ప్రధానమైనవండి. ఏమండి వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళిపోయారు తెలిసిపోయింది కదండి, ఆయనే పెడతారు, పెట్టాలండి. నేను బదిలీకి వెళ్ళి పెట్టొచ్చానుగా ఇకపోయి పెట్టాను అనే పాప పనులు చేసేవాళ్ళు ఒకసారి తెలుసుకోండి. ఇక్కడ బదిలీకి వెళ్ళి వస్తే వాడు ఎవడైతే ఆత్మపిండం కూడా పెట్టుకుంటాడో వాడు మాత్రమే తిరిగి వచ్చి పెద్దలకు పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వాడు మళ్ళీ తిరిగి పెళ్ళిళ్ళకి పేరెంటాలకి కొడకా కోడలని వెళ్ళరాదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాగ మనం తిరిగి వెళ్ళినటువంటి వాళ్ళు బదరీ కేదార తీర్థాల్లో పెట్టుకుంటే, ఆత్మపిండంతో కూడా పెట్టుకుంటే వాళ్ళు మాత్రమే తర్వాత ఆబ్దికాలు చెయ్యక్కర్లేదు, కానీ మేము బదిలీలు పెట్టేసి వచ్చాం కనుక మానేసామంటే అది మహాదోషమవుతుంది, తెలుసుకోండి ఇక్కడ. అరే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారని తెలిసినా పెడుతున్నారంటే ఎవరి కోసం, పోయిన వాళ్ళు ఎటుపోయినా వీడు బతుకున్నాడు కనుక బతుకున్నంతకాలం పెట్టాలి, ఇది విధానములండి. ఏం భావించవద్దు, కొందరు సందేహాలు ఉంటే తీరుతాయని, ఎంత తీర్చినా మేము అదే చేస్తామనే వాళ్ళకి అలాగే ఉంటుంది. నేనేం చెప్పేది, ఉన్న విషయం చెప్తున్నాను ఇక్కడ. మొత్తానికి నేను శ్రాద్ధం చేయాలనుకుంటున్నాను, కానీ దానికి ధనం కావాలి గనక కొంచెం నాకు ధర్మరాజు డబ్బు పంపిస్తే దానితో శ్రాద్ధకర్మ చేసుకుంటాను అన్నట్టు ధృతరాష్ట్రుడు. ఎలాంటి పరిస్థితి చూడండి ఇక్కడ. అనగానే వెంటనే కబురు రాగానే భీముడు అన్నట్టు వీల్లేదన్నట్టండి ఇక్కడ. ఎందుకంటే ఇతర వాడు అద్దెకాలు పెట్టడానికి మేము పెట్టమా, మేము పెడతాం, భీష్ముడికి, సోమదత్తుడికి, ద్రోణుడికి, శల్యుడికి, భూరిశ్రవరికి, పైగా కుంతి కర్ణాయ దాస్యతి, ఆ కుంతి ఉంది గనక కుంతి ద్వారా కర్ణునికి అందరికీ జరుగుతాయి, పైగా వాళ్ళెవరికి ఈయన పెట్టక్కర్లేదు, మేము పెడతాం, ఇక దుర్యోధనాదులకి అక్కర్లేదు, వాళ్ళకి మేము పెట్టాం, ఇది అన్నాడు. అనగానే అర్జునుడు అన్నాడు, చాలా తప్పు మాట్లాడుతున్నావు సుమా, ఇది కూడదు. తమేవం వాదినం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర ఉవాచ వచనం ధీమాన్ జోషమాశ్వేతి భర్సయన్. అర్జునుడు వివరిస్తూ చెప్తూ ఉండగా వెంటనే ధర్మరాజు మాత్రం కోపంగా చూసేట, భీముడిని చూసి జోషమాశ్వేసి భర్సయన్, నువ్వు అలా మాట్లాడకూడదని వందలించేటండి, అది కావాల్సింది, ఆవేశాలకేం ప్రతీకారాలకేం, జీవుడు గతులు తెలుసుకోవాలండి, అందుకే దేహంతోనే పోతాయి పగలు ప్రతీకారాలు, జీవగతులు చూసుకోవాలి ఇక్కడ, ఇది చాలా ప్రధానం. అందుకే విషయాన్ని గట్టిగా హెచ్చరించాడు. అప్పుడు అర్జునుడు, భీమా నువ్వు నాకు అన్నవి కనుక పూజ్యుడు, కానీ చెప్తున్నాను విను, రాజర్షి ధృతరాష్ట్రస్తు సర్వధా మానమర్హతి, రాజర్షి అని ధృతరాష్ట్రుడు మనం ఎప్పుడు గౌరవించాలి తప్ప అతడు చేసిన అపరాధాలని మనం స్మరిస్తే మనకు పాపం, అతడు చేసిన సుకృతాలని ఇప్పుడు స్మరించాలి, మన బాధ్యత అది. అని చెప్పగానే భీముడు మౌనం వహించాడు. యుధిష్ఠిరుడు విదురుడితో చెప్తూ ఆయనకు కావలసినంత ధనం తీసుకుని హాయిగా చేయవలసిన కర్మలన్నీ చెయ్యాలి అని చెప్తే 10 రోజుల పాటు నిర్విరామంగా శ్రాద్ధయజ్ఞం దానయజ్ఞం చేసేట. ఆ దానాలు చేయడానికి నాకొక 100 రూకలు కావాలి అంటే 1000 రూకలు ఇప్పించేవాటండి, 1000 కావాలి అంటే 10,000 ఇప్పించేవాట. అలాగా ధర్మరాజు తన ఔదార్యాన్ని చూపించాడు. ధృతరాష్ట్రుడు తృప్తిగా చేయవలసినవి చేస్తూ తనకి కూడా ఔర్ధ్వదైహిక క్రియలు చేసుకొని మహానుభావుడు ఏవం సపుత్ర పౌత్రాణం పితృణాం ఆత్మనస్తదా గాంధార్యాశ్చ మహారాజా ప్రదదా ఔర్ధ్వదైహికం. ఇక్కడ జీవుడు శరీరము గతులు తెలుసుకోవాలండి. ఏ బంధాలు ఎంతకాలం చేయవలసిన కర్తవ్యాలంటూ చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు సంజయుడు వనవాసానికి బయలుదేరుతూ ఉంటే కుంతితో పాటు పాండవులు సాగనంపుతూ ఉన్నారు. కొంతసేపటికి వచ్చేటప్పుడు ఇంకా వెళ్ళొస్తాం, వీళ్ళు వెనక్కి వెళ్ళాలి కదా. కుంతి వెనక్కి వెళ్ళలేదండి. అమ్మ ఏమిటి రావు, నేను వెనక్కి వస్తాను నీకు చెప్పలేదుగా, నేను వీళ్ళతో పాటు నేను వనవాసానికి వెళ్తున్నాను అందరు. కుంతి ఎంత గొప్ప తల్లండి, ఆ తల్లికి నమస్కారం చేసేయాలి, నేను వెళుతున్నాను అక్కడికి అంటూ సహదేవుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. నిజంగా చిన్నవాడు వాడి గురించి ఎంత, పైగా మాద్రీపుత్రుడి అంత ప్రేమ ఏంటి ఆ తల్లికి. కుంతి పాత్ర అద్భుతం అది. అందుకే సహదేవుని జాగ్రత్తగా చూసుకో, కర్ణుని అప్పుడప్పుడు తలంచుకో. అంతేకాదు కర్ణుడి విషయం నీకు చెప్పగా నేను పొరపాటు చేశాను, అతడు తరించడానికే చేయవలసిన దానాదులు చెయ్యు. అంతేకాదు ద్రౌపదికి ప్రియమైన పనులు మాత్రమే చేస్తూ ఉండు. భీముడు అర్జునుడు నకులని జాగ్రత్తగా చూసుకో. మొత్తం వంశభారం అంతా నీ మీదే ఉంది, నేను వెళుతున్నాను అమ్మా నువ్వు ఇలా అనడం తప్పు. పైగా కృష్ణరాయభార సమయంలో వాళ్ళని యుద్ధానికి సిద్ధమవ్వను అని చెప్పిన దానవు విజయం సాధించిన రాజ్యం తెచ్చుకుంటే ఇన్నాళ్ళు కష్టపడ్డ నువ్వు ఇప్పుడైనా రాజ్యాన్ని అనుభవించాలిగా, నీ పిల్లలు రాజులైతే. అంటే నేను భోగం కోసం నేను యుద్ధం చేయమనలేదయ్యా, వీరపుత్రులైన మీరు ధర్మం ప్రకారంగా యుద్ధం చేయాలని చెప్పేనే తప్ప భోగాలు అనుభవించడానికి నేను పనిచేయలేదు. నేను ఎంత వేగం తపస్సు చేసి నా పతి పొందిన లోకాలను పొందుతానని ఎదురు చూస్తున్నాను. నాకు రాజ్యభోగాల మీద ఇసుమంత కూడా ఆసక్తి లేదు. ఏ జీవుడికి ఆ జీవుడు కోసం వాడు చేసుకోవాల్సినవి చేసుకోవాలి. అందుకే తపస్సుతో నా శరీరాన్ని శుష్కింపజేసుకుంటాను, నేను ఇంక వెళ్ళి వస్తాను అని చెప్తూ నివర్తస్వ కురుశ్రేష్ఠ భీమసేనాది విస్సహ మొత్తం నీ వాళ్ళతో వెనక్కి వెళ్ళిపో, నీకు 2 ఆశీర్వచనాలు ఇస్తున్నాను. ధర్మేతే ధీయతాం బుద్ధి మనస్తు మహదస్తుతే. నీ బుద్ధి ధర్మమునందు ఉండుగాక, నీ మనస్సు సంకుచితము కాకుండా విశాలముగా ఉండుగాక. సంకుచితం అంటే వీడి నావాడు, వీడి పైవాడు, వాడి మీద కోపం, వీడి మీద కోపం, ఇవి దాచిపెట్టుకుంటా, ఇవ్వాలంటే సంకుచితం కాకుండా విశాలముగాక. ఈ 2 దీవించిందండి తల్లి. బయలుదేరారు వీళ్ళందరూ. వెళుతూ ఉండగా ఇదివరకు పాండవులు వనవాసానికి వెళుతున్నప్పుడు ఎలా దుఃఖపడ్డారో అలా బాధపడ్డారు అందరూ కూడా. మొత్తానికి అక్కడి నుంచి తిన్నగా గంగాతీరంలో ఉన్న అరణ్యాలకు చేరుకున్నారు వారు. అక్కడ ముందుగా గంగాతీరంలో నివసించి కేకయ్య దేశ రాజైన శతయూపుడనే రాజర్షి నివసిస్తున్న చోటుకి వెళ్ళారు. అతను వానప్రస్థాశ్రమం ఉన్నాడు. అతడి దగ్గర ఉంటూ సమీపంలో ఉన్న వ్యాసాశ్రమం ఒకటి ఉన్నది. ఇంకా అప్పటికి వ్యాసుడు అక్కడ కనబడలేదు కానీ వీళ్ళు అక్కడ ఉంటూ వానప్రస్థం చేస్తున్నారు. ఆ స్థితిలో నారదుడు పర్వతుడు దేవలుడు ద్వైపాయనుడు సిద్ధపురుషులు వచ్చి ధృతరాష్ట్రుని ఆశీర్వదించారట. ఆ సమయంలో నారదుల వారు వ్యాసులు వారు ఎన్నో విషయములు చెప్తూ గొప్ప మాట అంటారు. ఈ విదురుడు సామాన్యుడు కాడయ్యా, అతి కొద్ది రోజుల్లో విదురుల్లో తేజస్సు ధర్మరాజులో లీనమవుతుంది అని ఒక మాట చెప్పారు. ఇది ఒక ఆశ్చర్యకరమైన అంశం అండి. ఇక్కడ ఎప్పుడైతే ఆ విధంగా చెప్పారో ఆ తర్వాత కొన్నాళ్ళకి కొన్నేళ్ళు గడిచిన తర్వాత, ఏళ్ళు అనే కంటే నెలలన్నా పర్వాలేదు, గడిచిన తర్వాత మహానుభావుడు యుధిష్ఠిరుడు యూత్సువుకి ధౌమ్యునికి రాజ్యభారం అప్పగించి మొత్తం మిగిలిన సోదరులతో పాటు అరణ్యానికి వచ్చేట. మొత్తం తల్లిని పెదనాన్నని పెద్దమ్మని విదురుని సంజయ్ని అందరినీ చూడడానికి, సంజయుడు కూడా వనవాసమే చేస్తున్నాడు. అక్కడికి రాగానే వాళ్ళని చూసి ధృతరాష్ట్రుడు చాలా సంతోషించాడు. పైగా అప్పటికి కృషించి ఉన్నట్ట ధృతరాష్ట్రుడు తపస్సులతో అంటూ వాళ్ళందరికీ నమస్కారం చేసుకున్నాక మాట్లాడుతూ, ఇంత విదురుడు ఎక్కడున్నాడు, విదురుడు కనబడలేదండి అక్కడ. విదురుడా ఎప్పుడు తపస్సులో తిరుగుతుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట. విదురుడు తపోనిష్టలో ఈ అరణ్యాల్లో ఉన్నాడు. ఒక్కొక్కప్పుడు భౌతిక స్పృహ కూడా పట్టనంటే సమాధ్యవస్థలో ఉన్నాడయ్యా అంటే విదురుని వెతుక్కోవడానికి ధర్మరాజు వెళ్ళాడు. వెళుతూ ఉంటే ఒకనొక వృక్ష మూలంలో కూర్చుని ఉన్నాడు. పైగా దిగంబరుడై జుట్టంతా జడలు కట్టి శల్యమాత్రావశిష్ఠుడు ఎముకలు మాత్రమే మిగిలినట్టున్నట్ట. తపస్సు అంటే ఎంత ఘోరంగా చేస్తున్నాడు. నోటిలో రాతిని పెట్టుకుని తపస్సు చేస్తున్నట్టు ఇది ఒక విధానం. ఆ రాతిని పెట్టుకుని ఇచ్చేవం బ్రువతస్తస్య జటి వీటాముఖ కృష దిగ్వాసామల దిగ్ధాంగో వనరేణు సముక్షిత. అడవిలో ఉన్న దుమ్మంతా ఒంటికి పట్టి అలా ఉన్నాడు. పైగా చలనం లేకుండా ఉన్నట్ట. ఆయన దగ్గరికి వెళ్ళి ధర్మరాజు నేను యుధిష్ఠిరుని అన్నట్టండి. అనగానే కొంచెం కళ్ళు తెరిచి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు. చూడగానే విదురు నుంచి యోగ బలంతో ఒక తేజస్సు ఒక సూక్ష్మ శరీరంతో వెలికి వచ్చి ధర్మరాజు శరీరంలో ప్రవేశించింది. ప్రవేశించిన వెంటనే ధర్మరాజుకి ఇదివరకటి కంటే తేజస్సు కొన్ని రెట్లు వృద్ధి జరిగింది. ఏదో కొత్త బలం వచ్చినట్టు అనిపించిందట. అంటే విదురుడిలో ఉన్నటువంటి ధర్మరూపమైన తేజస్సు ఏదుందో అది ప్రవేశించింది ధర్మరాజులో. విదురుడనమనే జీవుడు యొక్క అంశం మాత్రం ఉత్తమ గతులు గెలిపింది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ప్రవేశించింది. ఇప్పుడు ఒకే ధర్మరాజు రెండు రూపాలు ధరించాడు గనక ఇప్పుడు అది కూడా కలిసి ఒకే ధర్మరాజులోకి వచ్చింది. ఇది తెలుసుకోవాల్సిన అంశం ఇక్కడ. ఈ విధంగా ఉన్నది. పైగా అప్పుడు ఆ శరీరాన్ని దహనం చేయాలనుకున్నాడు యుధిష్ఠిరుడు. వెంటనే ఆకాశవాణి పలికిందిట, అయ్యా అతడు యతిధర్మంలో ఉన్నాడు, యతిధర్మంలో ఉన్నవాడికి ఔర్ధ్వదేహి క్రియలు, కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని దహించకూడస్తుమా, ఇతడు సాంతానికములు అనబడే దివ్యలోకాలకు చేరతాడు అని చెప్పినది. ఆ తర్వాత మళ్ళీ దుఃఖితుడై వచ్చి ధృతరాష్ట్రుడికి వార్త చెప్పగానే ధృతరాష్ట్రుడు చాలా బాధపడ్డాడు. ఎన్ని ధర్మాలు ఎన్ని నీతులు ఆయన నోట విన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నప్పుడు కలిగిన దుఃఖంలో కలిగిన వైరాగ్యంతో కలిగిన నిర్వేదంతో కలిగిన జ్ఞానంతో ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ ఆయన చాలా దుఃఖితుడు ఉంటే సమయంలో వ్యాసాదులు వచ్చేట అక్కడికి వస్తే, ధృతరాష్ట్ర నీ తపస్సు బాగా సాగుతుందా, వనవాసానికి అలవాటు పడ్డావా అంటూ, ఒక్క మూడు మనిషి ఎప్పుడు పాటించాలయ్యా, ఆ పాటించిన వాడికి మాత్రము ఎప్పుడు దుర్గతులు కలగవు, అతడు తప్పకుండా తరించుతాడు. ఈ మూడు చాలా ముఖ్యం. అవేమిటంటే, ఏతత్తిత్రితయం శ్రేష్టం సర్వభూతేషు భారత నిర్వైరత మహారాజా సత్యం అక్రోధ ఏవచ. ఏ ఒక్కరి పట్ల వైరభావం లేకుండా ఉండుట, రెండవది సత్యము, మూడవది అక్రోధము, క్రోధము లేకుండా ఉంట. ఈ మూడు ఉన్నవాడు ధన్యుడవుతాడు సుమా అని చెప్తూ ఉండగా, యోగి ధర్మస్స విదురో, వ్యాసుడు చెప్పాడు విదురుడు విషయంలో దుఃఖపడకు, ధర్మదేవతయే విదురుడు. ఆ విదురుడు యొక్క జీవుడు మళ్ళీ తరించిపోయాడు. తన యొక్క ధార్మికమైన తేజస్సుని ధర్మరాజులో ప్రవేశింపజేశాడు. అనగానే ధృతరాష్ట్రుడు వ్యాసుణ్ణి నారదుణ్ణి కోరుకుంటున్నాడు. ఓ వ్యాస భగవానుడా, నువ్వు తపస్సుతో లేని లోకాలు కూడా సృష్టించగలవే, అంత శక్తి కలవాడువు. నిన్ను ఒక్కటి అడుగుతున్నాను, ఈ రాజులందరూ లోకాంతరములు పొందారన్నారే, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు, ఏ లోకాలకు వెళ్ళారో నాకు చూపించగలరా అని. ఇది చాలా ప్రధానమంది. మనం ముగింపు కలిపోతున్నాం, యుద్ధాలంటే మరీ ఉత్సాహంగా ఉంటుంది. ఇది లోపల అజ్ఞానాన్ని నిర్మూలించడానికి జరుగుతున్న జ్ఞాన యుద్ధం. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఇవి శ్రద్ధ, ఈ ప్రధానమైన అంశాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఇక్కడ. పైగా కుంతీదేవి ఒక మాట అడిగింది, ఇతడు లోకాలు చూపించమన్నప్పుడు నాకు మనస్సులో ఒక బాధ పీడిస్తోంది అయ్యా, నేను బాల్య చాపల్యం చేస్తే రవిని పిలిచాను, ఆ సూర్యుడు వచ్చాక అమాయకంగా నాకేమీ తెలియదు అన్నప్పటికీ సంతానాన్ని పొందాను, ఆ బాల్య భయంతో పిల్లవాడిని విడిచిపెట్టాను, తప్పు చేసేననే బాధ నాకు బాగా ఉన్నది. కనుక ఇది ధర్మమా అధర్మమా అనే దాంట్లో ఎవడి మాట వాడదు ఉంటుంది. నువ్వేమంటావు వ్యాస, నిష్పక్షపాతంగా చెప్తావు ఇంతమంది మహర్షుల మధ్య అంటే, నీకు దోషమేమీ లేదు తల్లి, ముందు ఆయన చెప్పండి. ఇంకా మనం ఇంకా ఆలోచించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నీకు కన్యాత్వం లభించింది, కన్యాత్వం పోలేదు, అందుకు నీకు దోషం లేదు. అంతేకాదు, దేవధర్మము వల్ల మానుష ధర్మానికి దోషము రాదు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. సంతి దేవనికాయాశ్చ సంకల్పా జనయంతి వాచా దృష్ట్యా తథా స్పర్శాత్ సంఘర్షేణేతి పంచధ. దేవతలు తమ సంకల్ప మాత్రము చేత వాక్కుతో కానీ చూపుతో కానీ స్పర్శతో కానీ రాపిడితో కానీ తమ తేజస్సును ప్రవేశింపజేస్తారు. ఆ దేవధర్మం ప్రవేశించడం వల్ల మానుష ధర్మం కలుషితము కాదు, ఇది తెలుసుకో. అందుకే నీకు ఆ దోషమే లేదు. మనుష్య ధర్మో దైవేన ధర్మేణిహి నదిష్యతి ఇది కుంతి విజానైహి వ్యేతుతే మానసోజ్వర. అందుకే తెలుసుకోవాల్సిందంటే, దేవధర్మం చేత మనుష్య ధర్మానికి ఎటువంటి లోపం కలగదు గనక నువ్వు ధైర్యాన్ని తెచ్చుకుని ఉండు, నువ్వు నిర్మలురాలివి అని తెలియజేశాడు. ఆ తర్వాత వారందరినీ గంగానది వద్దకు తీసుకువెళ్ళాడు. పైగా ఆ సమయంలో అక్కడికి మొత్తం ధర్మరాజాదులతో పాటు మరణించిన వీరుల భార్యలు వచ్చారండి. వారందరినీ గంగలో మునిగించి ఆచమనం చేసి అందరికీ దివ్య దృష్టినిచ్చాడు. ఎవరెవరైతే పోయారని వీళ్ళు బాధపడుతున్నారో వారందరూ ఆయా లోకాల్లోంచి అక్కడికి వచ్చారండి. మొత్తం ఒక అద్భుతమైన సన్నివేశం. ఇది ఎవరు చేయగలిగాడు? వ్యాస భగవానుడు. ఆ భగవానుడే భారతాన్ని రచించాడు, మర్చిపోవద్దు. ఇది ఒక రచయిత కాడు, సాక్షాత్ భగవత్ స్వరూపుడు గనక పనిచేయగలిగాడు. వాళ్ళందరూ రాగానే వీళ్ళు ఆశ్చర్యపోయారు, అందరూ అందరితో కబుర్లు అడుకున్నారండి. ఇక్కడ ఇది అయిన తర్వాత వెంటనే దృశ్యం మళ్ళీ వెళుతూ వెళ్ళిపోయింది. అప్పుడు అన్నట్ట, చూసారా ఎవడు పోడు, ఏదో రూపంతో ఎక్కడో ఉంటాడు తెలుసుకున్నారు కనుక. వారి వారి భర్తలు ఏ లోకాల్లో ఉన్నారో అక్కడికి వెళ్ళాలని ఎవరికైనా అభీష్టం ఉంటే మీరు ఈ గంగలో మునిగితే అక్కడికి వెళ్తారని చెప్పట్ట. కొందరు మాత్రం సాహసించి మునిగి వెళ్ళారు. ఆ సాహసం లేని వాళ్ళు ఆగిపోయారు. దీన్ని బట్టి ఎవరికి నిర్బంధం కాదు, లోకస్పృహ సత్యం తెలిసిన వాడు వెళ్ళారు. ఈ విధంగా జరిగింది అక్కడ. ఈ మాట వైశంపాయనుడు ఎప్పుడైతే జన్మేజయుడికి చెప్పాడో అంత మహిమ చూపించాడు వ్యాసుడు. ఆయన్ని గురువు గనక నాకు నా తండ్రి జన్మేజయుని పరీక్షిత్తుని చూడాలన్నాడు మధ్యలో. ఎందుకు ఇది ఎవరెవరికి చెప్తున్నారు గుర్తుందిగా, జనమేజయుడు వైశంపాయుడికి చెప్తున్నాడు. అడగగానే వైశంపాయుడు వ్యాసుడిని స్మరిస్తే వ్యాసుడు అక్కడికి వచ్చి పరీక్షిత్తుని చూపించేటాడు. దివ్యమైనటువంటి అంశం చూసి ఆనందించాడు జనమేజయుడు. అంటూ ధర్మం పక్షములో ఉండడమే జీవితానికి సార్థక్యమని తెలుసుకున్నానయ్యా నమస్కరించాడు. ఒక్కడ తెలిస్తే చాలు ఇంకేమన్నది. ఎప్పుడైతే ఈ మాట అన్నారో వెంటనే ఇంకా వ్యాసుడు చెప్తున్నాడు, ఇంకెప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నా చాలు, నెల అయ్యింది నువ్వు వచ్చి ఇక్కడికి, ఓ ధర్మరాజా తిరిగి రాజ్యానికి వెళ్ళాలంటే కబుర్లు వింటూ వీళ్ళతో ఉంటూ ఉంటే హాయిగా ఉందంటే వెంటనే అన్నాడు, నేను ఇక్కడే ఉండి నా తల్లులని ఈ తండ్రిని సేవ చేస్తూ ఉంటాను. మమాపి నతతా రాజ్ఞి రాజ్యే బుద్ధిరి యథాపుర, నాకు ఇదివరకట్లా రాజ్య పాలన చెయ్యాలనే ఆసక్తి కూడా లేదు, ఈ వ్యవహారాల మీద ఇంకా ఆసక్తి పోయింది. తపస్సేవా అనురక్తం మే మనస్సర్వాత్మ నతత, నా తపస్సు మీద అనురక్తి ఏర్పడుతుంది. అంటే పనికిరాదు సుమా, నువ్వు వెళ్ళి ఇప్పుడు రాజ్యపాలన చేయవలసిన కాలమని శాసించాడు నారదుడు. అప్పుడు వాళ్ళు వచ్చి తిరిగి పాలన కూర్చున్నారు. ఇది జరిగిన రెండేళ్ల తర్వాత నారదులు వారు ధర్మరాజు వద్దకు రాగానే సత్కరించి నమస్కరిస్తే ఏమిటి విశేషమని అడిగాడు యుధిష్ఠిరుడు. నారదుడు చెప్తున్నాడు, నేను ఈ మధ్య హరిద్వార్ వెళ్ళి వస్తున్నానయ్యా, ఇటీవల కాలంలో మనస్సు గట్టిపరచుకుని విను, ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి ఇంకే లేరు. వెంటనే దుఃఖితులైపడి ఏమైంది అని, వీరు తపస్సు చేస్తూ క్రమక్రమంగా జలమును కూడా పరిత్యజించి వాయుభక్షణ చేస్తూ ఘోరమైన తపస్సు చేస్తూ మాంసమంతా కరిగి అస్థి మాత్రమే మిగిలిట్టు ధృతరాష్ట్రుడు తయారయ్యాడు. అంత తపస్వి గాంధారి ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉండేది. పైగా సంజయుడు ధృతరాష్ట్రుని పట్టుకుని నడుపుతూ ఉంటే కుంతి గాంధారి చేతి పట్టుకుని నడుపుతూ ఉంటే వీడు స్నానములు చేస్తూ తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. ధృతరాష్ట్రుడు ఒకరోజు గంగలో స్నానం చేసి వస్తూ ఉండగా దావాగ్ని రగులుకుంది అరణ్యంలో. హరిద్వార్లో జరిగింది ఇది, గంగాద్వారంలో. దావాగ్ని రగులుకోగానే ఒక్కసారి సంజయుడు అక్కడ ఉన్నాడు. అయ్యో మంటలొచ్చాయి వెళ్ళిపోదాను, వెళ్ళొద్దు, ఇంకెలాగూ రాలవలసినవే, మనం ఈ అగ్నుల్లో శరీరాన్ని త్యజిద్దాం, అందుకు సిద్ధమై ప్రాణాయామం చేస్తూ కూర్చుందాం అనుకున్నట్ట. అప్పుడు అయ్యి దోషము కదా, ఎందుకంటే అగ్ని సంస్కారం లేకుండా అగ్నిలో దగ్ధమైతే జీవుడికి సద్గతులు రావు, అందుకు దోషము కదా అంటే నువ్వు అన్నది ఒక విధంగా దోషం కానీ ఈ విధంగా దోషం కాదు, ధర్మసూక్ష్మం అండి. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, జలం చేత కానీ అగ్ని చేత కానీ వాయువు చేత కానీ అనశనం చేత కానీ తాపస్సులైన వారు మరణించవచ్చు, ఇది చెప్తున్నారు ఇక్కడ. తపస్సులకి యతులకి ఇది నియమం. అందుకే వాళ్ళు అలాగా తమంత తాము జలాల్లోకో తమంత తాము అగ్నుల్లోకో వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళకి ఔర్ధ్వదేహి క్రియలు ఎలాగా, అందుకే వాళ్ళు ఆత్మపిండం పెట్టుకుంటారు, ఇది తెలుసుకోవాల్సింది. అటువంటి వారికి ఆ విధంగా వాళ్ళు తూర్పు దిక్కు వైపు తిరిగి సంజయుణ్ణి మాత్రం చెప్పారు, నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు మాత్రం ఈ పని చెయ్యకు, నువ్వు ఇంకా ఉండాలి అని సంజయుణ్ణి వెనక్కి పంపారు. వీళ్ళు మాత్రం అక్కడ ఉంటూ ఒక్కసారిగా తూర్పు వైపు తిరిగి ధ్యానంలోకి వెళ్ళి పరమాత్మ యందు మనస్సు నిలిపారు. అగ్నిలో దగ్ధమయ్యారు ఇక్కడ. వెంటనే ఒక్కసారి చకితుడైపోయినటువంటి మహానుభావుడు, అయ్యా పెద్దలు మరణిస్తే వాళ్ళని హోమాగ్నితో దగ్ధం చేయాలి కానీ లౌకిక అగ్నితో దగ్ధం కాకూడదు. ఇప్పుడు ఎవరికి తెలుసండి ఈ సంప్రదాయాలు, బాధాకరమైన అంశం. నిత్యాగ్నిహోత్రం ఉన్నప్పుడు పైగా ఎవరికి అగ్నిహోత్రీకుల విషయంలో అనుష్ఠాన పరుల విషయంలో వాళ్ళు మరణించాక అంతవరకు వాళ్ళు ఉపాసించే అగ్నిలో ఒక భాగాన్ని తీసి దహనం చేస్తారు. అది ఈ రోజుల్లో పోయే గనక అప్పటికప్పుడు విచ్ఛిజ్ఞాన్ని రగిల్చి అది పట్టుకుపోతున్నారు. అసలు ఏం జరుగుతుందో ఎవడు గమనించట్లేదు, చెప్తే అబ్బా భయమండి మాకు అని. బతుకున్నప్పుడు తెలుసుకుపోతే చచ్చేకి తెలుసుకుని ఏం చేస్తామండి, ముందే తెలుసుకుంటే ప్రయాణానికి తగ్గ ఏర్పాట్లు చక్కగా ఉంటాయి. ఇవన్నీ అంశం గమనించవలసింది ఇక్కడ సంప్రదాయం. ఆహితాగ్ని నిత్యాగ్నిహోత్రి అయినటువంటి వాడికి హోమాగ్నితోనే దగ్ధం చేయాలి కానీ, పైగా వీళ్ళు సామాన్యులు కారండి, అరణ్యంలో వానప్రస్థాశ్రమంలో నిత్యాగ్నిహోత్రం చేసేవాడు ధృతరాష్ట్రుడు, మర్చిపోవద్దు. ఇది 15 రోజులకు ఒకసారి సంధ్యావందనం చేసుకున్నందుకే గర్విస్తున్నటువంటి జాతి తయారైంది. ఏం చేస్తాం, వానప్రస్థంలో ఉన్నప్పుడు కూడా నిత్యాగ్నిహోత్రం చేసుకునేవాడు మహానుభావుడు. అలా నిత్యాగ్నిహోత్రి అయినటువంటి ధృతరాష్ట్రుడికి హోమాగ్నితో దగ్ధం చేయాలి కానీ ఇలాంటి దహనం కూడదు కదా అన్నట్టు ఎన్ని సంప్రదాయాలు చూడండి. అనగానే నారదు, నువ్వు చింతించగయ్యా, అసలు అగ్ని ఎలా పుట్టిందో తెలుసా, అప్పుడే అగ్నిహోత్రక్రియ చేసుకుని గంగా తీరానికి వెళ్ళారు వాళ్ళు. తిరిగి వచ్చేటప్పటికల్లా అగ్నిహోత్రాన్ని రక్షిస్తున్న ఋత్విక్కులు కూడా ఒక పని మీదకి వెళ్ళినప్పుడు వాయు ప్రచోదనం వల్ల అగ్ని రగిలి ఆ హోమాగ్నితోనే అరణ్యం దగ్ధమైంది. అగ్నిలోనే వాళ్ళు దగ్ధలయ్యారు కనుక వాళ్ళు ఉత్తమ గతులకు పొందారయ్యా, కనుక నువ్వు బాధపడుకో అన్నారు. ఈ లోపల యుధిష్ఠిరుడు చింతిల్లి చెయ్యవలసిన క్రియలన్నీ చేసేట్టు తిన్నగా అడవికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు ఎముకలు ఏరి తీసుకొచ్చి గంగలో అస్థిమజ్జనం చేశాడండి. చేయవలసిన క్రియలు ఎలా వర్ణిస్తున్నారంటే మన కర్తవ్యాలు బోధిస్తోంది భారతం. ఆ విధంగా చేసి ఆ తర్వాత తాను ఆశోచం పాటించి తిరిగి మళ్ళీ రాజ్యంలోకి ప్రవేశించాడు. కానీ కొద్ది రోజులు అపశకునాలు కనబడ్డాయట. ఏమిటి అపశకునాలో తెలియలేదు. అదేమిటయ్యా అంటే అక్కడ ద్వారకలో ఋషుల శాపం పొందినటువంటి సాంబుడు జాంబవతి కొడుకు విశ్వామిత్రుడు కన్వుడు నారదుడు మొదలైనటువంటి వారు ద్వారకలో ఉండగా ఆ సమయంలో కృష్ణుడు లేని కాలంలో ఒక చమత్కారం చేశారు వీళ్ళు. ఇలాంటి బుద్ధులు పుడుతుంటాయండి. వినాశకాలే విపరీత బుద్ధి. ఇది చాలామందికి తెలిసిన కథ కనుక సమయం చాలదు కనుక ఎంత అవసరమో అంత చెప్పుకుందాం. ఆమెను స్త్రీవేషం వేయించి గర్భవతిని చెప్పి ఏం పిల్లాడు ఏ పిల్లాడు పుడతాడు మగవాడా ఆడవాడా అంటే మొత్తం యాదవ వంశాన్ని నాశనం చేసి ముసలం పుడుతుందన్నారు ఋషులు. పుట్టింది ముసలం. వెంటనే ఆ సమయంలో దాన్ని కరిగించి చూర్ణము చేయవలసిందిగా ఆజ్ఞ రాగానే సముద్రంలో దాన్ని కలిపారు. దాని తర్వాత మొలకెత్తినటువంటి రెల్లు అంతా దాని అంశములతో వ్యాపించింది. ఈ లోపల ఒకసారి కృష్ణుడు బలరాముడు సాత్యకి ప్రద్యుమ్నుడు మొదలైన వాళ్ళు కూర్చున్నప్పుడు మాట పెరిగి యుద్ధం వచ్చిందిట. అందులో సాత్యకి ప్రద్యుమ్నుడు గట్టిగా కొట్టుకున్నారు, ఒకరినొకరు చంపుకున్నారు. అక్కడి నుంచి యదువీరులందరూ కూడా మద్యపాన మోహంతో పై కృష్ణుడు ముందే చేశాడు మన తీర్థయాత్ర వెళ్దాం పద అని వీళ్ళందరినీ ప్రభాస తీర్థాన్ని తీసుకువెళ్ళే టానికి తెలుసు జరుగుతుందని. ఆ ప్రభాస తీర్థం వల్ల దగ్గర జరుగుతుంది ఇక్కడ. దాంతో కృష్ణుడు కూడా కొన్ని గడ్డి పరకలు తీసుకుని అభిమంత్రించి విసిరెట్ట. కొందరు సంహరించారు, కొందరు సంహరింపబడ్డారు. ఇలా మొత్తం సంహారం అయిపోయింది. ఆ తర్వాత తాను దారకుడికి చెప్పి అర్జునుడికి కబురు పంపించు, మిగిలినటువంటి వీరుల్ని పెద్దలని అదేవిధంగా స్త్రీలని అస్తెనుకు తీసుకువెళ్ళి భద్రపరచమని చెప్పు. ఆ తర్వాత మొత్తం ద్వారక అంతా సముద్రంలో మునుగుతుందని దారకుడనే సారథికి చెప్పాడు. ఈ లోపలే కృష్ణుని చక్రం తనంత తాను దివ్యధామాలకు అగ్నిదేవుడి ద్వారా వెళ్ళిపోయిందండి, తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత ఆయన యొక్క సాంగము గద ఇవన్నీ కూడా అంతర్ధానమైపోయాయి. ఆయన రథం మీద ధ్వజం అప్సరసలు తీసుకుపోయేట. అంటే తాను వెళ్ళకముందు తన పరికరాలను పంపిస్తున్నాడు వైకుంఠానికి స్వామి విధంగా. ఆ తర్వాత మొత్తం యాదవ వంశం నాశనమవుతుండగా తాను ఒక్కడు బలరాముడు ఎక్కడున్నాడు వెతుక్కోడానికి వెళ్తున్నానని చెప్పి ఆయన వెళ్ళిపోయాట. ఆ బలరాముడు ఒక వృక్షమూలంలో ధ్యానములో ఉంటూ ఉన్నాడు. బలరాముడి నుంచి ఒక తేజోమయమైన 1000 పడగల సర్పం వెలికి వచ్చి సముద్రంలోకి వెళుతూ ఉంటే అక్కడున్న నాగదేవతలు ఆహ్వానించి తీసుకుపోయారు ఆయన్ని. కృష్ణ పరమాత్మ యోగములో ఉన్నాడప్పుడు. ఆ సమయంలో యోగ ధ్యానంలో జర అనబడేవాడు వేసినటువంటి బాణమునకు గాయం అవగానే అసలు పాదానికి బాణం తగిలితే వెంటనే ఎవడైనా పోతారా అండి? ఒక వ్యాజం మాత్రమే అంతే, ఒక నెపం. వెంటనే వణికిపోయాడు జర. స్వామి నేను ఏదో పక్షి అనుకున్నాను కానీ మీరు అనుకోలేదు అంటే మంచి పని చేసావు, ఇప్పుడు విమానం వస్తుంది దివ్యలోకాలకు వెళ్ళి పంపించేట తండ్రి చూడండి ఇక్కడ. ఆడ తర్వాత దివ్య తేజోమూర్తి అయిన ఆయన తన తనువుని ఛజించి వెళ్ళిపోయాడు దివ్యలోకాల కృష్ణ పరమాత్మ. అవతార పరిసమాప్తి జరిగింది, నిర్యాణం జరిగింది. ఆ సమయంలో కబురు తెలిసినటువంటి అర్జునుడు బయలుదేరి వచ్చారండి పరుగెత్తుకుని. వచ్చి చూసేటప్పటికల్లా ముందు వసుదేవుణ్ణి చూశాడు. వసుదేవుడు, ఈ దుఃఖం చూడ్డానికే ఉన్నానా నేను? నీకు అప్పజెప్పాలి వీళ్ళందరినీ అందుకున్నాను నేను. యూధానుడు ప్రద్యుమ్నుడు వీళ్ళిద్దరూ మొదలుపెట్టారయ్యా యుద్ధం, వాళ్ళ నుంచి మొదలు యాదవ నాశనం అయిపోయింది. అయితే కృష్ణుడు వీళ్ళందరినీ రక్షించలేదా అని వనచ్చు. ఆయన రక్షించదలుచుకుంటే మొత్తం జగత్తునే రక్షించగలడు. ఆయన చెయ్యదలుచుకున్నాడు గనక ఈ పని చేశాడు. ఇక్కడ చెయ్యదలుచుకున్నాడు గనకే ఋషుల చేత పలికించాడు. ఋషులు పలికించిన పలుకు సత్యమని నిరూపించాడు, అంతే మరొకటి లేదు ఇక్కడ. అందుకే యాదవ కులానికి వినాశకాలం వచ్చింది గనక ఇదంతా జరిగింది అని చెప్తూ బాలులకి స్త్రీలకి రక్షణ కల్పించాలి గనక మిగిలినటువంటి కొద్దిపాటి వీరులను వీళ్ళని రక్షించడానికి ఇమాంతు నగరీం సజ్జహ ప్రతియాతే ధనంజయే నువ్వు తీసుకువెళ్ళవయ్యా అని చెప్పాడు. మరి వసుదేవుడు వెళ్ళలేదు కింద మహానుభావుడు. తను అక్కడే తన శరీరాన్ని త్యజించాడు మహానుభావుడు. తన మార్గాన్నే అనుసరించారు ఆయనకి సంబంధించినటువంటి స్త్రీలు. వాళ్ళు నలుగురు, వసుదేవునికి నలుగురు భార్యలు, వాళ్ళు నలుగురు సహగమనం చేశారు ఆయనతో పాటు. క్షత్రియ ఉచితమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు అనుసరించారు. మిగిలినటువంటి వారిలో కొందరిని తీసుకుని బయలుదేరుతూ ఉన్నాడు మహానుభావుడు అర్జునుడు. పైగా ఇందరు స్త్రీలను తీసుకు వెళుతూ ఉంటే త్రోవలో బందిపోటు దొంగలు అటకాయించారండి. ఈ లోపల అరణ్యంలో వెతికి బలరామాదులు శరీరములకు చేయవలసిన ఔద్ధ్వదయ క్రియలు చేసి బయలుదేరినటువంటి అర్జునుడు వాళ్ళతో వెళుతూ ఉంటే బందిపోటు దొంగలు అటకాయించారు. చేతిలో గాంధీవం ఉంది, అమ్ముల బదులు ఉన్నాయి, ప్రయోగించట ఏమీ పని చేయలేదు. దివ్యాస్త్రాలన్నీ తెచ్చుకుందామని ప్రయత్నించాడు, ఒక్క అస్త్రం స్ఫురించలేదండి. మొత్తం 11 అక్షోహిణ సేనని గడగడలాడించిన మహానుభావుడు, ఇంద్రునికి సహాయంగా వెళ్ళి నివాత కవచాది రాక్షసులను సంహరించిన మహానుభావుడు, ఏమీ చేత కానీ ఒక విలుకాడైనా సాధించగలిగేదాన్ని కూడా సాధించలేకపోయాడు. బందిపోటు దొంగల దగ్గర ఓడిపోయాడండి. మహామహాయోధుల్ని గడగడలాడించిన వాడు బందిపోటు దొంగల దగ్గర ఓడిపోయాడు. జీవితం అంటే ఏంటో చూడండి. ఎందుకు భారతం గొప్పదైంది? కొట్లాటలు చెప్పడానికి కాదు, జీవితం యొక్క అసలు స్వరూపాన్ని చెప్తోంది, తాత్వికతలోకి తీసుకువెళుతుంది. గమనించా, యుద్ధం జరుగుతున్నప్పుడు మహోత్సాహంగా ఉన్నవాళ్ళు తలలు వాల్చి కళ్ళు మూసుకుంటున్న సన్నివేశం చూస్తే తెలుస్తుంది వీళ్ళకి తాత్వికత కాదు, యుద్ధమే కావాలి. కానీ తాత్వికత వైపు పంపిస్తుంది భారతం. అది అందుకోలేకపోతే భారతం వినేం ప్రయోజనం, చదివేం ప్రయోజనం? అసలు రహస్యం ఇదండి తెలుసుకోవాలి. ఇక్కడ ఇక్కడ కీలకం. బందిపోటు దొంగల దగ్గర ఓడిపోతున్నాడు మహానుభావుడు. అంత గాంధీవం, ఏ గాంధీవాన్ని చూస్తే కన్నుడు గలగలగలాడాడు. వాడు గాంధీవం తోస్తే నేను గలవలేనయ్యాను, ద్రోణుడు అశ్వత్థామ వెనకాడారు. ఆ గాంధీవం పనిచేయలేదు. ఒక్కసారి సన్నివేశాలు చూడండి, అహంకారాలు చచ్చి ఊరుకుంటే ఇది అర్థం చేసుకుంటే చూడండి. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోతున్నాడు. పైగా వాళ్ళని కాపాడుకోవడానికి నానా ప్రయత్నం చేశాడు. కానీ ఆ దుర్మార్గులు కొందరు స్త్రీలను ఎత్తుకుపోయారు, కొందరు కావాలని వాళ్ళతో వెళ్ళారు. ఇలా మొత్తం చెదిరిపోయారు. మిగిలిన కొద్ది మంది వాళ్ళని తీసుకుని, కొద్దిమందిని పురుషుల్ని తీసుకుని ఎలాగో అలా చేరుకున్నట్ట హస్తినికి. కానీ మనస్సు మనసులో లేదండి. ఇష్టాం సర్వయోధానాం తతస్థా ప్రమదోత్తమా నమంతతోపకృష్యంతా కామాచాన్యా ప్రవవ్రజు ప్రేక్షతస్త్వేవ ప్రార్థస్య ముష్యంధకవర స్త్రియ ప్రేక్షతస్త్వేవ. అతడు చూస్తూ ఉండగానే మ్లేచ్చులందరూ ఆ విధంగా తీసుకుపోతే దుఃఖితుడై ఏమి చేత కాని వాళ్ళలాగా తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ హస్తినికి చేరుకున్నాడు అర్జునుడు. చేరుకున్న వెంటనే ఏడుస్తున్నాడండి. అక్కడ ముందు ఆ ఏడుస్తూ వివరించాలి. ఆ వివరణ చెప్తున్నాడు ఇక్కడ. అది తిన్నగా వెళ్ళి మహానుభావుడు ఎవరిని ఎక్కడ ఉంచాలి, అక్కడ ఉంచాడు. అందులో కృతవర్మ పుత్రునికి కార్తక వతంలో పట్టాభిషిక్తుని చేశాడు. సాత్యక పుత్రుణ్ణి సరస్వతి యందు నియమించాడు, సరస్వతి క్షేత్రంలో ఉన్నటువంటి రాజ్యమునందు. అలాగే వజ్రుడు అనబడే కృష్ణుని యొక్క మునిమనబడిని అనిరుద్ధ పుత్రుణ్ణి ఇంద్రప్రస్థంలో నియమించాడు. వాళ్ళకి సద్గతులు అలాగే ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా రాజ్యం, కొంత రాజ్యాన్ని ఇచ్చి వాళ్ళకి పాలన ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్రూరుని భార్యలు అక్కడ ఉండడం ఇష్టం లేక, రాజ్యంలో ఉండడం ఇష్టం లేక అక్రూరుని భార్యలు, అక్రూరుడు మరణించారండి, అక్రూరుని భార్యలు మాత్రము సన్యసించారు. అంటే ఆడవాళ్ళకి సన్యాసం అని కాదు ఇక్కడ అర్థం. వాళ్ళు రాజభోగాలు పరిత్యజించి కుంతివలనే వెళ్ళారు. అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ రుక్మిణి, హైమవతి, జాంబవతి అగ్నిలో ప్రవేశించారు. సత్యభామ, ఇతర దేవేరుడు మాత్రము తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళారు. చూడండి ఇక్కడ. దీన్ని బట్టి వారి వారి యొక్క లక్షణాలు బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్ణయం, ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల ఈయన అసలు తట్టుకోలేక బాధితుడే. ధర్మరాజుతో తర్వాత చెప్దాం, ముందు చేయాల్సిన విషయంలో ఏంటి, వ్యాసుడి దగ్గర పరిగెత్తాట తోవలు. వ్యాసుడి వద్దకు వెళ్ళాడు తిన్నగా. ఆ వ్యాసుని వద్దకు వెళుతున్నాడు బాధితుడే. వెళుతూ అర్జునోస్మితి నామాస్మై నివేద్య అభ్యవదత్తవ, నన్ను అర్జునుడు అంటారు అన్నట్టండి ఇక్కడ తిన్నగా. ఎందుకంటే పోల్చుకోలేని విధంగా ఉంది అర్జునుడు ముఖం. కళావిహీనమై కృషించిపోయి బందిపోటి దొంగల దెబ్బలు తిని వచ్చినటువంటి వాడు కృషించిపోయి తన తాను తాజాగా కూడా మార్చుకోలేదండి. వీడి రాజ్యానికి వాడు, వాడి రాజ్యానికి వీడి చెప్పి పరిగెత్తుకొచ్చాడు ముందు అన్నతో కూడా. తర్వాత మాట చూసేటప్పుడు ఏమిటయ్యా అర్జునుడివా, పోల్చుకోలేని విధంగా ఉన్నావే అన్నట వ్యాసుడు. అనగానే భోరుమని ఏడ్చాడండి. మరి ఇలా ఉండక ఎలా ఉంటానయ్యా, నా సర్వస్వమైన కృష్ణుడు పోతే ఇంకా నాకేం మిగులుతుంది చెప్పు. అటమటమయ్య నా భజనమంతయు భువరా నేడు చూడుమా, అటమటమయ్య నా భజనమంతయు ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటపోక ఏ కటకటా పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడను. నా సర్వస్వము, నా ప్రాణమైన కృష్ణపరమాత్మ వెళ్ళిపోయినా ఇంకా బతికున్నానంటే నా ప్రాణానికి దేహలోభం ఇంకా చావలేదే, పూర్వకర్మ పాపం వల్ల ఇంకా బ్రతుకున్నాను. ఎలా మర్చిపోగలను స్వామి యొక్క స్నేహాన్ని? ఆ తేరు, ఆ రధికుండు, ఆ హయములు, ఆ అస్త్రాసనంబా శరవ్రాతంబు అన్యుల తొల్లి జంపును తుదిని వ్యర్థంబులైపోయే. మహానుభావుడు దగ్గరుంటేనే అన్నీ, ఇప్పుడు ఆయన లేనప్పుడు నావన్నీ వ్యర్థములైపోయిన. గాండీవం పనిచేయలేను, బాణాలు పనిచేయలేను, అస్త్రాలు పనిచేయలేదు. మచ్చేతోధీశుడు చక్రిలేమి, మచ్చేతోధీశుడు నా చిత్తానికి అధిపతి అయిన చక్రి లేకపోతే పరిస్థితి ఇలా అయిందయ్యా. ఇది ఎలా ఉన్నదంటే భజిత క్షిప్తాజ్యమాయా విమాయాతం త్రౌషర భూమి బీజముల మర్యాద నిమేషంగునన్ భస్మములో పూసే పోసిన ఆజ్యములాగా ఊషర భూముల్లో వేసిన విత్తనముల వలే నా పరాక్రమంతా వ్యర్థమైపోయిందయ్యా అని పలికిన కన్నీరు కరతలమున తుడుచుకొనుచు గద్గద స్వరంబున మహానిధి కోలిపోయిన పేద చందంబున నిట్టూర్పులు నిగుడించుచు. అంత దుఃఖితుడై మాట్లాడుతూ ఉంటే అప్పుడొక్కసారి వ్యాసుడు కనులు మూసుకుని ధ్యానించి చెప్తూ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ ఎందుకు అవతరించాడో ఆ పని పూర్తి చేశాడు. భూభారాన్ని తొలగించడానికే అవతరించాడు. దివ్యాంశలతో పుట్టిన ఈ భోజ వృష్ణి అంధకాది యదువీరులు ఎవరూ కూడాను ఇతరుల చేత అవధ్యులు గనక వారు తమ శరీరం పరిత్యజించి తమ తమ ధామములకి వాళ్ళు చేరుకున్నారు. కృష్ణ పరమాత్మ కూడా ఆ విధంగానే వెళ్ళాడయ్యా. ఇది తెలుసుకో, ఇంత భగవద్గీత విని ఏమర్థం చేసుకున్నావు ఒక్కడు గుర్తుపెట్టుకో. మంచి ప్రతాపము కానీ, మంచి ఆలోచన కానీ, మంచి శారీరక పటుత్వం కానీ కాలం కలిసి వచ్చినప్పుడు వస్తాయి, కాలం కలిసి రానప్పుడు ఎవడు తీసేసినట్టు పోతాయి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే అవి ఉన్నప్పుడు ఉన్నాయని గర్వించడానికి లేదు, అవి పోయినప్పుడు చింతిచక్కర్లే. ఉండడం కానీ పోవడం కానీ మా నిర్వాకం కాదన్న ఒక్క విషయం తెలుసుకో, తెలుసుకుని హాయిగా ఉండు. అందుకే ఏవం బుద్ధిశ్చ తేజశ్చ యస్స మేఘవపు శ్రీమాన్ బృహత్ పంకజలోచన సకృష్ణ సహ రామేణ త్యక్త్వాదేహం దివంగత తద్వాక్య స్మరణాలోకం సుఖం అమృత సన్నిభం సంస్మృత్య దేవదేవస్య ప్రముహ్యామి అమృతాత్మన. మాటి మాటికి ఆ కృష్ణుని మేఘ సమానమైన శరీరము, ఆయన నవ్వు, ఆయన పలకరింపు, ఆయన సన్నిధి బాగా అనుభవించిన వాడినయ్యా. అవి తలంచుకుంటూ దుఃఖం వస్తుందయ్యా. అంటే కృత్వా భారావతరణం పృథివ్యా పృథులోచన మోక్షయిత్వా తను ప్రాప్త కృష్ణ స్వస్థానముత్తమం అంటూ ఏవం బుద్ధిశ్చ తేజశ్చ ప్రతిపత్తిశ్చ భారత భవంతి భవకాలేషు విపర్యంతే విపర్యయే. ఒక అద్భుతమైన శ్లోకం చెప్పానండి. అనుకూలమైన కాలంలో బుద్ధి తేజస్సు విషయగ్రహణ శక్తి ఉంటుందయ్యా, కాలం అనుకూలం కానప్పుడు ఇవన్నీ తారుమారవుతాయి, ఇది తెలుసుకో. కనుక నీ గాంధీవంలో ప్రతాపం కృష్ణుడు పెట్టింది, ఇచ్చాడు అప్పుడు కదా అవసరం, ఇప్పుడు అవసరం లేదు తీసేశాడు అంతే. వెంటనే అక్కడి నుంచి బయలుదేరి ధర్మరాజు దగ్గర పాదాల మీద పడి భోరుమని ఏడ్చు అంటున్నాడు. ఏం జరిగిందని అడిగాడు ధర్మరాజు. ఏం జరగడం ఏంటయ్యా, వచ్చి ఆయా అంతఃపురంలో ఎవరెవరిని పెట్టాలో పెట్టాను, వీళ్ళకి రాజ్యములు ఎందుకు నిర్దేశం చెప్తున్నాను, ఇప్పుడు నీ అనుమతి తీసుకుని చెప్పడానికి వచ్చాను. నీ దగ్గర మాట రాక నేను పరిగెత్తి వ్యాసుడితో వెళ్ళి మాట్లాడి కొంత స్థిమితం తెచ్చుకుని మాట్లాడుతున్నాను. ఏం జరిగింది చెప్పను. మన సారథి మన సచివుడు మన బియ్యము మన సఖుండు మన బాంధవుడు మన విభుడు గురువు దేవర మనలను దిగనాడి చనీయ మనుజాధీష. మనకు మంత్రి గురువు స్నేహితుడు సర్వమైన వాడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడయ్యా అని దుఃఖితుడు అవుతూ ఉంటే ఇంక ఏముందని ఇక్కడ మనం పట్టుకుంటాం, మనము విడిచిపెట్ట వెళ్ళవలసిందే. సిద్ధము పద కాల పచితి భూతాని సర్వాణ్యవ మహామతే. కాలం వండుతుందయ్యా ప్రాణుల్ని అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పారండి, వండుతుంది. ఎవడెంత ఉడికాడు దాన్ని బట్టి తెలియాలి. కాలపాశమహం మన్యే త్వమపి ద్రష్టుమర్హసి. కాలం సమస్త భూతాలని వండుతుంది, కాలపాసం తగులుకున్నదని నేను అనుకుంటున్నాను. మనకి కాలపాసం తగిలింది, వెళ్ళే సమయం వచ్చిందని నేను అనుకుంటున్నా. నీ విషయం నువ్వు చూసుకో అనగానే మేము అదే అనుకుంటున్నాం. మనందరికీ కాలపాసం తగిలింది, కృష్ణుడు వెళ్ళిపోయాడంటే మనం వెళ్ళవలసిన సమయం దగ్గరకు వచ్చింది, ఇది అర్థం. వ్యాసుడు కూడా నాకు హెచ్చరించాడు, కృష్ణుడు వెళ్ళాడు అంటే నువ్వు ఉంటావా, నీకు ఇచ్చింది లాగేశాడు, తర్వాత నిన్ను లాగేస్తాడు. ఆయన లాగాలని చెప్పి ఆయన వైపు వెళ్ళి ఇది చాలు అని ఎప్పుడైతే శాసించాడో అప్పుడు ఆ వ్యాసుని వాక్యాన్ని గుర్తించుకుని ఇంకా మనం వెళదామన్నట్ట. వెళ్ళే పద్ధతి చూడండి, ఇది చెప్పారు కదా ఇట్టించటి హిమాలయాలు వెళ్ళిపోదామని కాదు, ఇక్కడ పద్ధతి ఎంత బాగా జరుగుతుందో చూడండి. ఇక్కడ పైగా యూత్సువుని పిలిపించి రాజ్యభారం అప్పగించాడు, ఎందుకంటే అప్పటికి పరీక్షిత చిన్నవాడు. అందుకే యూత్సుకి రాజ్యభారం అప్పగించి ఇప్పుడు యుధిష్ఠుడు సుభద్రతో చెప్తున్నాడు, నీ పౌత్రుడు కురురాజు అవుతాడు, నీ మనవడు కురురాజు అవుతాడు పరీక్షిత్తు. ఈ లోపల మేమేం చేశామంటే యాదవ వంశంలో వజ్రుణ్ణి కూడా రాజును చేశాం. పరీక్షిత్ హస్తినాపురంలో వజ్రుడు ఇంద్రప్రస్థంలో రాజులుగా ఉంటారు, వాళ్ళు ఇంకా బాలురు గనక నువ్వు వాళ్ళని సంరక్షణ గార్డియన్గా ఉండవయ్యా అని యూత్సునికి అప్పచెప్పారండి. ఇక్కడ అప్పచెప్పి సుభద్రని వాళ్ళని చూసుకోమని చెప్పి పైగా సరి అయిన అస్త్ర విద్యలన్నీ వీళ్ళు చక్కగా నేర్చుకోవాలని కృపాచార్యునికి అప్పచెప్పి రామకృష్ణులకు కూడా వీళ్ళు చేయవలసిన పితృకర్మలు చేసి మేనమామయ్యైన వసుదేవునికి కర్మలు చేసి విద్యులు నేర్పమని కృపునికి పరీక్షిత్తుని అప్పగించి ఆభరణాలన్నీ తీసివేసి నారచీరలు ధరించి ఇష్టిని చేసి శాస్త్రవిధిగా ఒక యజ్ఞాన్ని నిర్వహించి ఆ అగ్నులను ఉదకమును మొత్తం విడిచిపెట్టేట కర్మలన్నీ సన్యసించారండి. ఇది తెలుసుకోవాల్సింది. వెళ్ళేటప్పుడు కర్మలన్నీ సన్యసించారు. ఇంకా బయలుదేరదాం పద నెటు బయలుదేరడమే అంతే. దీర్ఘప్రస్థం మహాప్రస్థం చివరి ఊపిరి పడే వరకు తీర్థయాత్రలు చేస్తూ వెళ్ళడమే. ఇది విప్రులకు సన్యాసము అత్యాశ్రము ఎలాగో వీళ్ళకి వానప్రస్థము మహాప్రస్థానము అటువంటివి తెలుసుకోవాల్సింది. వీళ్ళు బయలుదేరారు. వీళ్ళు మొత్తం ద్రౌపదితో సహా ద్రౌపది కూడా వచ్చింది. వీళ్ళందరూ సంసిద్ధులు వెళ్ళారు. ధర్మరాజు వీళ్ళెవరిని మీరు రండం లేదు. వీళ్ళందరూ ఆయనతో పాటు బయలుదేరారు. ఆ బయలుదేరుతూ ఉండగా వీరి వెనకాల కుక్క కూడా వస్తుంది. అలా నెమ్మదిగా వస్తుంది. అలా వెళుతున్నారు. వీళ్ళు వెళుతుంటే మొత్తం హస్తిన అంతా దుఃఖిస్తుంది. ఆ వెళుతూ ఉన్నటువంటి సమయంలో క్రమంగా అద్భుతమైన కొన్ని సన్నివేశములు హిమవత్పర్వత ప్రాంతంలోకి చేరుకుని అక్కడ నుంచి దివ్యధామములు గడిచి పెడుతున్నట్ట. ఎలాగంటే యోగ బలేనా గొప్ప మాట అన్నాడండి. ఇది మర్చిపోక ఇది కానీ పట్టుకోకపోతే ప్రమాదం ఉంది మనకి. మొత్తానికి హిమాలయాలు అలా వెళుతూ వెళుతుంటే చివరికి స్వర్గం వస్తుంది అన్నమాట, వెళ్ళిపోతామన్నమాట. అది కొందరు అంటూ ఉంటారు. కొందరు ఏమండి, టిబెట్ అనగా త్రివిష్టపము అనగా స్వర్గం హిమాలయాల్లో ఉన్నది. వీడు రాసేయడమే అనమాట. ఆ లోకములు వేరయ్యా, సశరీరంగా ఎవడు వెళ్ళలేడు ఎవడు కూడా. అక్కడ దాకా వెళ్ళారంటే దివ్యలోకాలకి హిమవత్ పర్వతాలకు ఒక అనుబంధం ఉన్నది. నేటికి దేవతలు స్వేచ్ఛగా విహరించే చోటు హిమవత్ పర్వతమే. అందుకే దాని పేరు దేవభూమి. అత్యుత్తర శ్యాం దిశి దేవతాత్మ అన్నాడు. దేవతాస్వరూపం అని దేవతలు విహరిస్తారు. అందుకే వాటి యొక్క స్థితుల్లో మన ప్రయత్నం లేకుండా మన యొక్క యోగ భూమికలు జాగృతి జరుగుతాయండి. సాధకులైన వాళ్ళకి మరీను అయితే అక్కడికి వెళ్ళడం మహాకష్టం. మరి ఎలా వెళ్ళారు? ఇతరులు చేరలేని దుర్గమైన ప్రాంతాల నుంచి వెళుతున్నట్టు. ఎలాగంటే యోగ బలేన. యోగం ఎవరి బలం? ఎవరిది? ఇందులో ఆరుగురిలో ఆరుగురికి యోగ బలం ఉంది. అది తెలుసుకోవాలి. సామాన్యులు కారు. వాళ్ళు చేసిన తపస్సు చేత సాధన చేత యోగ బలంతో వాళ్ళు వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఒక్కసారిగా ద్రౌపది నేల మీద పడిపోయింది. అక్కడ ఈ సన్నివేశం చాలా ప్రధానం. ద్రౌపది ఎప్పుడైతే నేల మీద పడిందో వెంటనే భీముడు అడిగట్ట, అత్యంత పవిత్రురాలు ఏ పాపము లేని రాజపుత్రి ఎందువల్ల ఇలా పడిపోయింది? దానికి సమాధానం చెప్తున్నాడు. అవమేనే ఈమె చేసినటువంటి దోషం ఏంటంటే పక్షపాతో మహానశ్య విశేషేణ ధనంజయే తస్యేతత్ ఫలమధ్యేషా భుంక్తే పురుష సప్తమ. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలండి. పాప సంస్కారం కలిగిన వారు ఒకరు ద్రౌపది యొక్క దివ్య చరిత్రను అవహేళన చేస్తూ ఒక గ్రంథం రచించినప్పుడు దానికి బహుమానాలు జరుగుతున్నప్పుడు కొందరు పండితులు కూడా పత్రికల్లో కూడని మాటలు ఎన్నో రాశారు. అందులో అంటున్నది ఏంటంటే ధర్మరాజు ద్రౌపదిపై ఎంత కోపంతో మాట్లాడాడని. దాని వెంటనే చందు దొరికితే హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నటువంటి భారతీయత ద్రోహులు కూచిపూడి నృత్య రూపకాలు కూడా మొదలైనవి చేసి ద్రౌపదికి ద్రౌపది విషయంలో ధర్మరాజు కఠినంగా మాట్లాడు అంటున్నారు. అసలు ఈ రాగద్వేషాలు విడిచిపెట్టి వెళ్తున్నాడు మహానుభావుడు. ఎవరు ఎందుకు పడ్డారో కారణం చెప్తున్నాడు అంతే. ఆయనకేమీ లేదండి, మమ లేదు ఇప్పుడు ఆ స్థితి. ఇది తెలుసుకోవాలి. ఏం చెప్తున్నాడు? ఈమె అర్జునునిపై విపరీతమైన పక్షపాతం కలిగినటువంటిది కనుక ఈమె శరీరం కింద పడింది అన్నాడు. ఇది తెలుసుకోవాలి. అంత మాత్రం చేద్దాం పాపగతులకు పోయింది అనలేదు. ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటో మొత్తం మిగిలిన వాళ్ళు పడ్డాక తెలుసుకుందాం మనం. ఇక్కడ అటు తర్వాత సహదేవుడు పడిపోయాడు. ఏమిటయ్యా ఈ సహదేవుడు ఎందుకు పడిపోయాడు? ఇతరు కూడా చాలా గొప్పవాడు కదా అని భీముడు అడుగుతున్నట్ట. అంటే ఇతరుకో దోషం ఉందయ్యా. ఆత్మనస్సదుసంప్రాజ్ఞం నైషోమన్యత కంచన. ఎప్పుడు నా అంత తెలివైన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటూ ఉంటాడు, అందుకు పడ్డాడు. మరి నకులుడు ఎందుకు పడ్డాడు? నా అంత సుందరుడు మరొకడు లేడు అని ఎప్పుడు గర్విస్తూ ఉంటాడయ్యా, అందుచేత పడ్డాడు. మరి భీముడు అతిభుక్తంచ భవత ప్రాణీనత వికత్తసే అనవేక్ష పరంపర్థ తేనాసి పతితక్షితౌ. ఇతనికి తనలో ఉన్న ప్రతీకారాన్ని ఎప్పుడు తగ్గించుకోడు వైరభావం. దానికి తోడు ఇతను చేసినటువంటి పని ఏమిటంటే అతిభుక్ బాగా తినడం ఒకటి పెద్ద దోషం ఇతని వద్ద ఉన్నటువంటిది. దానితో పాటు అహంకారం ఒకటి చాలా ఉన్నదయ్యా ఇతని వద్ద. అందుకు ఇతడు ఆ కారణం అర్జునుడి విషయం క్షమించాలి. ఇప్పుడు అర్జునుడు పడిపోతాడు, భీముడు నిలబడే ఉంటాడు. అర్జునుడు ఎందుకు పడిపోయాడంటే అర్జునుడి గురించి చెప్తున్నారు. ఈ అర్జునుడు సామాన్యుడు కాడు, బలపరాక్రమ సంపన్నుడు, కానీ ధనుర్విద్యలో తనకంటే ఇంకెవరూ లేరని ధనుర్విద్యావేత్తలందరూ అవమానించేవాడు. అది ఇంకొక దోషం. పైగా ఒక్క రోజులో కౌరవసేన నాశనం చేస్తానని చేయలేదు, ప్రతిజ్ఞ భంగం చేసుకున్నాడు. అందుకు ఆయన దెబ్బతిన్నాడు. అయిపోయింది కదా. ఇప్పుడు భీముడు అందరి తరపున అడిగింది ఆయనే. అడుగుతున్నాయన పడిపోతూ నేనెందుకు పడిపోతున్నాను అని అడిగాడండి. ఎందుకు పడిపోయారని అడగడు కదా. ఎందుకు పడిపోతున్నాను అంటే చెప్పి మరీ పడగొట్టాడు మహానుభావుడు. చూడండి ఇక్కడ నువ్వెందుకంటే అతిభుక్తంచ భవత, భోజనంలో నీకు నియమం లేకుండా అతిభుక్తం వల్ల. రెండు, ఎల్లవేళలా నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే ఎదుటివాడు ఎలాంటి వాడో చూడకుండా నీ బలంతో గర్విస్తూ ఉండేవాడవు. ఎదుటివారిని గురించి విమర్శ లేదు నీకు. ఆ కారణం చేత నువ్వు పడుతున్నావు అని చెప్పాడు. ఇలాగా మొత్తం పాండవులు పడ్డారు, ద్రౌపది పడి పాండవుల్లో నలుగురు పడ్డారు. మహానుభావుడు ఆయన ఒక్కడే ఉన్నాడు, కుక్క ఉందిటండి. వీళ్ళు వెళుతున్నారు. ఆ వెళుతూ ఉండగా ఆశ్చర్యం ఏమిటంటే, దేవతలు దివ్యరథాన్ని తీసుకువచ్చి, ధర్మరాజా నువ్వు సశరీరంగా స్వర్గానికి వెళ్ళడానికి అర్హుడివయ్యో, ఇదివరకు హరిశ్చంద్రుడు మొదలైనటువంటి మహామహాత్ములు వెళ్ళారు, నువ్వు వెళ్ళడానికి అర్హుడివయ్యో గనక రథాన్ని ఎక్కువ అన్నట్టు. వెంటనే నమస్కారం చేసి చాలా సంతోషం, కానీ నా వాళ్ళందరూ పడిపోయారు కదా, నేను ఎలా ఎక్కుతాను రథాన్ని అన్నట్టు. ముందు చూడండి ఇక్కడ విషయం, అంటే నీ వాళ్ళు శరీరంతో స్వర్గానికి వెళ్ళే అర్హత లేదయ్యా అన్నాడు కాంతి. కానీ వాళ్ళు శరీరం పరిత్యజించి సూక్ష్మదేహాలతో స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనం తెలుసుకుంటే వాళ్ళు పడిపోవడాలు కారణాలు మహాపాపాలు కావు, ఇది తెలుసుకోవాల్సింది. ఏ వ్యక్తి కూడా సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం అనేటటువంటిది అసాధ్యం. ఎవడు వెళ్ళాడండి సశరీరంగా? ఈ శరీరంతో పవిత్రంగా జీవిస్తూ ధర్మాలు ఆచరిస్తే ఈ శరీర పతన అనంతరం సూక్ష్మదేహము వెళుతుంది దివ్యలోకాలకి. ఏ కించిత్ లోపమున్నప్పటికీ కూడా ఎంత పుణ్యాత్ముడైన జీవుడైనా కించిల్ లోపమున్నా సశరీరంగా వెళ్ళలేడు. కించిల్ లోపమున్నా, ఇది తెలుసుకోవాల్సిన ఇక్కడ కించిత్ లోపం చేత, కించిత్ లోపం వాళ్ళలో కించిత్ లోపం చేత సశరీరంగా స్వర్గానికి వెళ్ళలేదు, కానీ వాళ్ళ పవిత్ర చరిత్రలు ధర్మబద్ధమైన వారు గనక ద్రౌపదితో సహా మిగిలిన నలుగురు స్థూలదేహం పతనమైన వెంటనే సూక్ష్మదేహంతో వాళ్ళు స్వర్గలోకానికి చేరుకున్నారు. అంతేగాని కూడా పాపగతి లేదు, ఇది ఆలోచించుకోవాలి సూక్ష్మాంశం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ లోపములేంటో తాను నిష్పక్షపాతంగా చెప్పిన మహానుభావుడు తాను ఒక్కడే సశరీర స్వర్గంగా సశరీరంగా వెళ్ళాడు అంటే ధర్మరాజు ఎంత నిర్మల చరిత్రుడో ఎంత ధర్మచరిత్రుడో వ్యాసుడు ఈ ఘట్టం ద్వారా మనకు చెప్తున్నాడు. ఇదే అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే లోకం అంటే ఏమిటి, గతి అంటే ఏమిటి, స్థితి అంటే ఏమిటో అర్థం కాని అసంప్రదాయ వేత్తలు భారతాన్ని పట్టుకుంటే ఇలాంటి కువ్యాఖ్యలు చాలా చేస్తుంటారు, కనుక మనం సరి అయిన వ్యాఖ్యతో పరిశీలించాలి. ఇక్కడ ఇది గమనించుకోవాల్సింది. మహాభారత యజ్ఞం చివరి రోజు కాస్త ఓపిక పడితే అద్భుతమైన ముగింపు మనం ఇవ్వవచ్చు. అందుకు ఆ ఓపిక పట్టాలి. ఎందుకంటే జరిగే సత్కారం కంటే చేయవలసినటువంటి సత్కార్యన్న గుర్తులు ఉంది. అందువల్ల ఇక్కడ జాగ్రత్త తెలుసుకోవాల్సింది. ఇక్కడ ప్రధానమైన అంశం, ఇక్కడ ఎప్పుడైతే ఈ విషయం చెప్పాడో, వాళ్ళు వెళ్ళేదయ్యా సశరీరంగా వెళ్ళలేకపోయినా దివ్య శరీరాలతో వాళ్ళు చేరుకున్నారు స్వర్గానికి, కనుక నువ్వు సశరీరంగా వెళ్ళడానికి అర్హుడివి కనుక రథం ఎక్కువ అన్నారు. అనగానే మరి శునకము నాతో పాటు వచ్చిందిగా, దీన్ని ఎక్కించండి అన్నాడు. అరే ఈ కుక్కకి నీపై భక్తి విశ్వాసాలతో వెనక్కి వచ్చిందేమో, కానీ ఇలాంటి వాటికి ప్రవేశం లేదయ్యా స్వర్గంలో, అయితే నేను రానున్నాడు. ఎందుకంటే ధర్మం చెప్తున్నాడు, మనని అంటి పెట్టుకుంటూ మనల్ని వస్తున్న వాళ్ళని విడిచిపెట్టి మనం ఏ భోగాన్ని అనుభవించినా అది బ్రహ్మహత్య సమానము. ఇది ధర్మరాజు ధర్మనిష్ట చూడండి. భక్తత్యాగం ప్రాహురత్యంత పాపం, మనల్ని ఆశ్రయించుకున్న వారిని విడిచిపెట్టడం మహాపాపం. తుల్యంలోకే బ్రహ్మవధ్యాకృతేన తస్మాన్నాహం జాతు కథంచనాజ్య త్యక్ష్యామ్యేనం స్వసుఖార్థం మహేంద్ర. నా సుఖం కోసం నేను దీన్ని విడిచిపెట్టను, నేను దీంతో పాటు వెనక్కుండిపోతాలి అన్నాడు. అనగానే వెంటనే శునకము దివ్య రూపాన్ని ధరించి, నిన్ను రకరకాల పరీక్షలు పెట్టానయ్యా నేను, ఇదివరలో యక్షప్రశ్నలు అయినప్పుడు నన్ను చూసావు నువ్వు, వాణ్ణే నేను ధర్మదేవుడిని, నీ తండ్రినయ్యా, నీ ధర్మనిష్ట ఏమిటో పరీక్షించడానికి సశరీర స్వర్గానికి వెళ్ళడానికి నువ్వొక్కడవే అర్హుడవు. పూర్వం ఏనాడో మహాచక్రవర్తులు కొద్ది ముందుకు వచ్చింది యోగం, మిగిలినవరకు రాలే. ఎందుకంటే మహామహారాజుల్లో హరిశ్చంద్రుడు తప్ప ఇంకెవరు స్వర్గానికి వెళ్ళలేదు అనే స్థితిలో నా కొడుకు దివ్యలోకానికి వెళ్ళడానికి రాజసూయాగం చేయాలని పాండురాజు అన్నాడు. అంతకంటే గొప్పవాడు అయ్యో నువ్వు, సశరీరంగా వెళుతున్నావు, ఇది చాలా గొప్ప విషయమయ్యా, అందుకు బయలుదేరు, నువ్వు ధన్యుడు అయ్యో అని చెప్పగానే వెంటనే నమస్కారం చేసుకుని దివ్యరథాన్ని ఎక్కాడు మహానుభావుడు యుధిష్ఠిరుడు. ధర్మదేవుడు, ఇంద్రుడు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, దేవతలు, దేవర్షులు వీళ్ళందరూ కూడా రథాన్ని ఎక్కించి విమానాల్లో తీసుకువెళ్ళారు. ఆ స్వర్గానికి వెళ్ళిన వెంటనే మొట్టమొదటి దర్శనమిచ్చిన మహానుభావుడు ఎవరంటే దుర్యోధనుడు అంటాడు. ఇది కూడా కువ్యాఖ్య చేసిన వాళ్ళు ఏమన్నారంటే, ఇక్కడ దుర్యోధను చూసి అసూయపడ్డాడు ధర్మరాజు, ఇదేం గొప్ప అని. ఆ వికారమే ఉంటే ఆయన అక్కడికి వెళ్ళడే వెళ్ళడు, వీడికి తెలియట్లేదు అసలు ఏ లోకల్లో ఉంటాడు. ఒక ఆశ్చర్యానికి గురి అయ్యాడు ఇక్కడ ధర్మరాజు. అరే మహాపాపాత్ముడైన దుర్యోధనుడు, మేము ఇదివరకు విన్న లోకాల్లో గుహ్యక లోకంలోనూ గంధర్వ లోకంలోనూ పడి ఉండాలి, స్వర్గంలో ఎలా పడి ఉన్నాడయ్యా, పైగా భోగాలను విస్తూ చూశాడట, ఏమీ ఆయన వికారం లేదని అలా చూశాడు. ఆ లోకంలో ఆ వికారాలు ఉండవు, అలా చూశాడు. చూస్తూ నవ్వేట, నవ్వితే ఈ పాపాత్ముడు ఇక్కడ ఎలా ఉన్నాడు అన్నట్టు వెంటనే. అంటే వీళ్ళు చెప్పారు ఆయన పాపాత్ముడే, కానీ యుద్ధంలో వెన్ను చూపకుండా చచ్చేటప్పుడు అది నిలబడి తాను మరణించాడు కాబట్టి ఇతడు వీరమరణాన్ని పొంది స్వర్గాన్ని అలంకరించాడయ్యా అని చెప్తే, నాకు ఇతన్ని కాదు చూపించాల్సింది, నా భార్య నా అన్నదమ్ములు ఎక్కడున్నారో వాళ్ళని చూడాలి మొత్తం అన్నట్ట. వెంటనే మళ్ళీ రథంకి తీసుకువెళ్తుంటే దివ్యలోకాలు గోచరిస్తున్నాయట. ఇవి దివ్యమైన లోకాలయ్యా, నీవు చేసిన పుణ్యానికి ఇవన్నీ ఎదురు చూస్తున్నాయన్నట్ట. నారదుడు ఆ పక్కన చూపిస్తూ ఒక్కొక్కటి తేజోమయమైన లోకాలు, నాకు ఈ లోకములన్నీ కాదు, నా తమ్ముళ్ళు ఎక్కడున్నారు, నా భార్య ఎక్కడుంది, ఆ చోటు నాకు చూపించండి అన్నారు. అలా తిన్నగా వెళుతూ ఉంటే ఒక చోట ఆశ్చర్యంగా భయంకరమైన కణకణలాడుతున్న నిప్పులు, పొంగి పొరలుతున్నటువంటి నెత్తురు జలాశయాలు, భయంకరమైన ఆర్తనాదాలు, రంపపు కోతలతో కూడిన నరకం అక్కడి నుంచి తీసుకువెళ్తున్నారు. ఏమిటి ఇంత భయంకరంగా ఉన్నది ఇదంతా కూడా అనుకుంటున్నారు. ఆ సమయంలో మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడని మాట వినబడిందిట. ఎప్పుడో విన్న గొంతుల్లాగే ఉన్నాయని చూశాడు. ఆ నరకంలో యాతన పడుతూ ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, తన వారు అనుకున్న వాళ్ళందరూ ఏడుస్తున్నట్ట. పైగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకయ్యా ధర్మరాజా, కాసేపు నిలబడి అంటున్నారు. వీళ్ళతో పాటు మిగిలిన పాపులు కూడా ధర్మరాజా ఉండు, నీలాంటి పవిత్రమూర్తి ఇక్కడ నిలబడ్డం వల్ల ఆ కొద్దిసేపు మాకు వేదన లేకుండా చల్లగా హాయిగా ఉంది, నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ మాకు యాతన మొదలు అనగానే ఏడుపు వచ్చింది రండి ధర్మరాజుకి. నా వాళ్ళందరూ ఇంత బాధపడుతూ ఉంటే నేను స్వర్గానికి రాను, ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. తీసుకెళ్తూ మధ్యలో చుట్టవు చుబుగా చూపించారు ఇది నాకు, ఎలాగో దాటించేస్తారు. పైగా నువ్వు చూడడం ఇష్టం లేకపోతే నేను వెంటనే స్వర్గానికి తీసుకొచ్చామని ఇంద్రుడు ఆజ్ఞాపించాడు. నువ్వు ఎంతవరకు వెళ్ళగలవో అంతవరకు, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం కావాలంటే. నువ్వు చూడవలసిన దివ్యలోకం అనుభవించవలసిన పర, నీకు నరకం కాదు. పైగా అవశ్యం నరకస్తాత ద్రష్టవ్యం సర్వరాజభి, నువ్వు నరకాన్ని చూసావు, ఇప్పుడు నరకం చూసినప్పుడు కలిగిన వేదన అనుభవించక తప్పదు నీకు. అనుభవించేవిగా పద, అనుభవించడానికి రెండు కారణాలు ఉన్నాయట. ఒకటి, రాజైన వాడు నరకం చూడక తప్పదు. ఇది చూడండి, ఇక్కడ రాజైన వాడు ధర్మపాలన కోసం హింస చేస్తాడు, ధర్మబద్ధమే. ఆ హింస ఫలితంగా నరక అనుభవం లేకపోయినా నరకాన్ని చూడమనే అనుభవం తప్పదు. పైగా పుణ్యాత్ములకి, పుణ్యం బాగా చేసిన వారికి పాప పుణ్యానుభవములు రెండూ అనుభవించవలసి వచ్చినప్పుడు తక్కువ పాపముండి ఎక్కువ పుణ్యం ఉంటే ముందు నరకాన్ని చూపించి తర్వాత స్వర్గాదికి తీసుకెళ్తారు. నరక అనుభవం కూడా అయిపోతుంది కొందరు పాపాత్ములకి. అలాగే పుణ్యం తక్కువ ఉండి పాపం ఎక్కువ ఉంటే ముందు స్వర్గానుభవం తర్వాత నరకం. చిత్రం ఏంటంటే ముందు చెప్పి పంపిస్తారు స్వర్గానికి, వాడికి స్వర్గంలో అనుభవిస్తున్న భోగం అనుభవిస్తున్నప్పుడు కూడా తర్వాత నరకంలో పడతాను కానీ వేదన కూడా ఉంటుంది వాడికి, బాధాకరం. ఎలాంటి స్థితి చూడండి. మొత్తానికి అవన్నీ ఎవరు నమ్మాడంటే ఇది ఉన్నప్పుడు తెలియదులేండి అది. ఈ మహానుభావుడు నరకాన్ని చూసేదంతే, అది వేదన. ఈ స్థితి ఏమైనప్పటికీ మీరు తీసుకువెళ్ళినా స్వర్గానికి రాను, నా వాళ్ళు లేని స్వర్గం నాకెందుకు అంటే నీకు ఇంకా మనుష్య లక్షణాలు పోలేదయ్యా, సశరీరంగా వచ్చేవిగా అందుకు అన్నట్టే. చాలా సూక్ష్మమైన అంశమేనండి. సశరీరంగా వచ్చినప్పుడు ధర్మరాజు దేహానికి ఉన్న సర్వలక్షణాలు ఉన్నాయి, ఇక్కడ మనుష్య లక్షణాలు పోలేదు కనుక రాగము, మమకారము, దుఃఖము కలుగుతున్నాయి. కాబట్టి ఒక్క పంచే ఇప్పుడు ఇదంతా ఏమిటో నీకు తెలియాలి అని వెంటనే తీసివేశాట. ఒక్కరు లేరుటండి అక్కడ చిత్రం, ఎవరూ లేరు అక్కడ. ఇది ఒక కల్పితం, ఇది ఒక వ్యాజం, ఒక నెపం చూపించాం, లేనిది ఉన్నట్టు చూపించి నీకు భయం కలిగించాం. ఇందులో కీలకమైన అంశం ఒకటి ఉన్నదండి. రాజైన వాడు నరకాన్ని ఎలాగో చూస్తాడు, కానీ లేనిది ఉన్నట్టు చేసి చూపించడం ఎందుకంటే లేనిది ఉన్నట్టు చెప్పి గురువధకు నువ్వు ప్రయత్నించేవి గనక, ఆ ఒక్క దోషం నీ దగ్గర ఉన్నది గనక అందుకు ఆ వ్యాజముతోనే నీకు నరకాన్ని చూపించాం, వ్యాజ నరకం నీకు చూపించాం అయిపోయింది అన్నాడు. ఇక్కడ చూడండి, అదే మనం అశ్వత్థామత కుంజరహ దగ్గర వివరించాం. అశ్వత్థామ హత అని చెప్పుంటే బాధ లేదు, కుంజరహ దగ్గర వచ్చింది కాకు. అది ఆ విషయం ఆ లోతు మనం చెప్పుకున్నాం కనుక స్మరించడం మాత్రమే. ఈ విధంగా చెప్పి నచతద్భ్రాతరస్తాత్త, ఇది వాళ్ళ అంతేకాదు నీకు నరకములో ఉండవలసినటువంటి కర్మ ఎప్పటికీ లేదు, నువ్వు అంత పవిత్ర చిత్రుడివి. అలాగే నీ భార్య, నీ తమ్ముళ్ళు కూడా అంతేనయ్యా, వాళ్ళని చూడు ఎలా ఉన్నారో అని చూపించాడు దివ్యలోకాలకు తీసుకువెళ్ళి. ఆశ్చర్యం ఏంటంటే చతుర్భుజాలతో శంఖచక్ర గదాబ్దములతో నారాయణమూర్తి తేజరిల్లుతూ ఉండగా ఆ దివ్యమూర్తి దగ్గర నిలబడి ఉన్నాడు అర్జునుడు. చూడండి ఇక్కడ అర్జునుడు ఎటువంటి స్థితిని పొందాడో, ఇక్కడ దివ్యమైన స్థితిని చూపిస్తున్నారు ఇక్కడ. అందుక ద్వాదశాదిత్యుల్లో కూర్చునున్నట్ట కర్ణుడు, మరుద్గణములో భీముడు, అశ్వినీ దేవతలుండే స్థానంలో నకుల సింహదేవులు కూర్చుని ఉన్నారు. ఇలాగ ఈ దర్శనం చేయడానికి ముందు అవి చూడగలిగే యోగం ఈయనకి ఎలా వచ్చింది అంటే నరకాన్నంతటిని చూపించిన తర్వాత ఇక్కడ ప్రవహిస్తోంది గంగా నది, నువ్వు భూలోకంలో భాగీరథ అన్నావే, అది మా దగ్గర ఇక్కడ మందాకనిగా ప్రవహిస్తుంది, ఇక్కడ స్నానం చేసిరా, నీ శరీరంలో సశరీరంగా వచ్చేవి కనుక మానుష లక్షణాలు పోతాయి, దివ్య లక్షణాలు వస్తాయి, అప్పుడు నీకు ఇవన్నీ చక్కగా అర్థమవుతాయని గంగలో స్నానం చేయించి తేగానే మానుష లక్షణం పోయి దివ్య శరీరం ఏర్పడి అప్పుడు వీళ్ళందరినీ చూడగలిగాడు, తాను దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఇది చాలా స్వర్గారోహణంలో ఈ ఘట్టములు చాలా ప్రధానమండి, మహాప్రస్థానం, స్వర్గారోహణం. అక్కడ వెలిగిపోతున్న ఒక మహాలక్ష్మి కనబడుతుందట. ఆమెయే సామాన్యురాలు కాదు, అగ్నికుండంలోంచి ఆవిర్భవించినటువంటి పరాశక్తి ద్రౌపది. లక్ష్మి అని చూపించారు. లక్ష్మి ఏ లక్ష్మి? స్వర్గలక్ష్మి. గుర్తున్నది కదా, ఈవిడ స్వర్గలక్ష్మి. ఇలా మొత్తం చూపిస్తాడు. అదిగో సుభద్రాపుత్రుడు అభిమన్యుడు చంద్రుడి దగ్గర కూర్చున్నాడు చూడు. అంతేకాదు పతిలోకానికి వెళతామని చెప్పిన మాద్రి కుంతి పాండురాజుతో పాటు దివ్యమైన యమసభలో ఉంటూ వస్తూ పోతూ ఉంటారు. ఇక్కడ వసువుల్లో కలిసి కూర్చున్నాడు భీష్ముడు. ద్రోణుడు బృహస్పతి ప్రక్కనే కూర్చున్నాడు. ఇవన్నీ చెప్తూ ఉంటే వైశంపాయనుడు జనమేజయుని, జనమేజయుడు వైశంపాయనుని అడుగుతున్నాడు, రాజా వీళ్ళందరూ స్వర్గంలో కూర్చున్నారు కానీ వాళ్ళ కర్మానుభవం ఎంతవరకు, స్వర్గంలో సుఖం ఎంతవరకు, తర్వాత ఏమవుతారు వాళ్ళు? ఇది రహస్యం అండి. అనగానే వాళ్ళు పుణ్యకర్మలు చేసుకున్నందుకు స్వర్గంలో ఉంటూ, చేసిన పాపములు యుద్ధంలో వీరమరణం పొందినందుకు పోయే పాపములన్నీ పుణ్యమే మిగుల్చుకుని స్వర్గంలో దుర్యోధనులు అందరూ ఉన్నారు అక్కడ. తర్వాత వాళ్ళ సుఖాలు అనుభవించిన తర్వాత ఎవరు ఏ అంశంలోంచి వచ్చారో వాళ్ళలోకి వెళ్ళిపోతారయ్యా, ఇది జరుగుతున్నది ఇక్కడ. అంతవరకు ప్రక్కన కూర్చున్నాడు ద్రోణుడు, బృహస్పతి ప్రక్కన కూర్చున్నాడు. తన యొక్క పుణ్యకర్మానుభవంతో భోగం అనుభవించేసాక ద్రోణుడు బృహస్పతిలో లీనమవుతాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ లీనమవుతారో మొత్తం వివరించాడు ఇక్కడ. సూర్యుల్లో లీనమవుతాడు కర్ణుడు, ఇలా ఒక్కొక్కరిని చూపించాడు. ధృతరాష్ట్రుడు గాంధర్వలోకంలో గంధర్వుడుగా ఉంటాడు. అలాగే విరాట ద్రుపదుడు, దృష్టకేతువు, నిషధుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదురుధుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరి, కంసుడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు, ఉత్తరుడు, శంఖుడు, ఉపపాండవులు విశ్వేదేవులుగా మారుతారు. ఇలా మొత్తం కూడా జరుగుతుంది. సనాతనుడైన నారాయణ బ్రహ్మమే కృష్ణునిగా అవతరించాడు. నరుడైన అర్జునుడు ఆయనలో లీనమవుతాడు అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా స్వర్గారోహణ పర్వం పూర్తయింది, మహాభారతం పూర్తయింది 18 రోజుల పర్వం. ఇప్పుడు మహాభారతంలో చిట్ట చివరిగా సారభూతమైన వాక్యాన్ని ఒక్కటి చెప్తున్నట్ట. ఇప్పుడు ఏమయ్యింది మనకి, ఏమర్థమయ్యింది? 8:30 ముగించాల్సింది, 9 అయ్యింది అని అర్థమైంది కదా. అసలు కీలకం ఏంటంటే ఎందుకు స్వర్గారోహణ పర్వంతో పూర్తి చేశాడు? ధర్మరాజు యొక్క ధార్మికమైన చరిత్రను చూపిస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లున్నా చేసిన పుణ్యాలు సద్గతిని తీసుకెళ్తాయని మిగిలిన వాళ్ళ కథల్లో చూపిస్తున్నాడు. ఇహంలోనే కష్టాలు అనుభవించి తపస్సును కాపాడుకుంటే వాళ్ళు సద్గతులు పొందుతారు అన్నీ చూపించాడు. కానీ ఏ ఏ మూల వస్తువుల్లోంచి అంశాలుగా దేవతలు దిగివచ్చారో తిరిగి ఆయా మూల వస్తువుల్లో లీనమైపోయారు అని ముగించడంలో అర్థమేమిటి అంటే, ఈ జరిగిన కథ అంతా కూడా భూలోకానికి దిగివచ్చిన దేవతలు ఋషులు కలిసి అసుర శక్తుల్ని సంహరించిన గాథయే మహాభారతము. ఒక్క మాటతో చెప్తున్నారు ఇక్కడ. అందుకు మనం ఇన్ని రోజులు 18 రోజులు కూర్చుని మహాభారతం చెప్పుకుంటున్నామంటే దేవతల దివ్య చరిత్రను చెప్పుకుంటున్నాం, వారు అసుర శక్తిని నిగ్రహించిన వైలని చెప్పుకుంటున్నాం. ఎక్కడ దేవతల్ని స్మరిస్తామో అక్కడ పుణ్యములు లభిస్తాయి, పాపములు తొలగుతాయి. అందుకే పాండవులు, వారితో వచ్చినటువంటి దివ్యమూర్తులు, యదువులు, విష్ణులు, అంధకులు మొదలైన వారంతా దేవతాంశ సంభూతులు. వాళ్ళు అసుర శక్తుల్ని ఏ విధంగా నిగ్రహించారు, దేవతలు దిగివస్తే దేవదేవుడు వచ్చి దేవతల్ని ఎలా నడిపించాడో చెప్పిన దివ్యకథే మహాభారతం. అందుకే మొత్తం యజ్ఞము, దేవాసుర సంగ్రామం మొదలైన వేదాంశములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. ఎందుకు ఇది పంచ మహాభారతం పంచమ వేదమయ్యిందండి, ఇది తెలుసుకోవాలి. మామూలు కథలు కాదు, ఇది దేవతల కథ. ఆ కారణం చేతనే ద్వాపరయుగం వెళ్ళిపోయింది. కలియుగంలో ఈ దేవతల చరిత్రలను మననం చేసుకుంటూ మనం తరించడానికి మహాభారతం పెద్ద దిక్కు. మహాభారతాన్ని ఎవరు శ్రద్ధగా వింటారో విన్నదానికి గాను త్రికరణాలతో చేసిన పాపములు విన్న వెంటనే భస్మీపటమవుతాయి. అది 18 రోజులు విన్నవారికి సంపూర్ణంగా లభించింది. అప్పుడప్పుడు వచ్చిన వారు కొన్ని కొన్నైనా పోయి ఉంటాయి, సందేహం లేదు ఇక్కడ. అంతేకాదు ఎక్కడున్నా దూరం నుంచి చూసినటువంటి వారు, రాలేక చూసిన వారికి తప్పకుండా వాళ్ళకి త్రికరణ పాపములు నశించి కృష్ణానుగ్రహం లభిస్తుంది, ఇందులో సందేహం లేదు. అందుకు ఇదం భారతమాఖ్యానం ఎప్పటే సుసమాహిత, ఏకాగ్ర బుద్ధితో ఎవరు చదువుతారో సగచ్చిత్ పరమాం సిద్ధి, వాళ్ళు పరమ సిద్ధి అయిన మోక్షాన్ని పొందుతారు, ఇందులో సందేహం లేదండి. భారతం చదివి మూసేసిన వెంటనే మోక్షం గ్యారంటీ. అంటే మోక్షానికి కావలసిన చిత్త సంస్కారం లభించి కృష్ణ భక్తి పెరిగి ధర్మం అంటే ఏంటో తెలిసి మోక్షం అంటే ఏమిటో అవగాహన వస్తుంది. అష్టాదశ పురాణానాం శ్రవణాత్ యత్ఫలం భవేత్ తత్ఫలం సమవాప్నోతి వైష్ణవో నాత్ర సంశయ. 18 పురాణాలు పఠిస్తే ఏమి ఫలితం వస్తుందో భారతం ఒక్కటి పఠించినా విన్నా అంత ఫలితం వస్తుంది. అందుకే పురాణాల సంఖ్య 18, భారతం 18 పర్వాలు. తత్సారం భారతం, వేదము యొక్క సారం భారతం, పురాణముల యొక్క సారం భారతం, ఉపనిషత్తుల సారం భారతం, సర్వశాస్త్ర సారం భారతం, ఒక్క భారతంలో ఇన్ని చెప్పబడుతున్నాయి. ఈ 18 రోజుల మహాభారతం అనే మహాయజ్ఞాన్ని ఈ ఉపాధి ద్వారా నిర్వహింపజేసిన పరమాత్మ చరణాలకు నమస్కరించుకుంటూ యజ్ఞమంతా పూర్తి చేసిన తర్వాత మనస్సు కలిగే తృప్తి, బరువు అన్నీ కలుగుతున్నటువంటి స్థితిలో ఉంది మనస్సు. ఈ 18 రోజులు చెప్పడానికై ఎంత పరమాత్మని శరణు వేడేమో తెలుసు. ఎందుకంటే మన ప్రతిభా వ్యుత్పత్తులతో వాక్చమత్కారాలతో చెప్పవలసింది కాదు మహాభారతం. అందులో ఒక్కొక్క లోతు స్పష్టముగా అర్థం కావడానికై కృష్ణాని పాదాలు పట్టుకున్నానయ్యా, నువ్వు అర్థమయ్యేలా చెయ్యవయ్యా. నీ కథని ఎవడు నిర్విఘ్నంగా రాశాడో వాడి పాదాలు ముందు పట్టుకున్నాం మహాగణపతిని, ఆయన నడిపించాలి. అందుకే మీరు పరిశీలించారో లేదో, యజ్ఞానికి మొదటే అవరోధముగా భయంకరమైనటువంటి పర్జన్యాలు వర్షాలు పడుతూ ఉన్నా ప్రవచనం మాత్రం ఏ ఆటంకం లేకుండా 6 రోజులు జరగడం మీకు నాకు అందరికీ ఆశ్చర్యం. 18 రోజులు యజ్ఞం ఎలా నిర్వహించగలమంటే, మాదా నిర్వాహకం నీదే అని పాండవులు ఎవరికి అప్పగించాడో వాడికే అప్పగించుకున్నా వాసుదేవ బ్రహ్మమునకు. భారత కథా ప్రవచన యజ్ఞ ఫలం చెప్పిన వారికి, చెప్పించిన వారికి, విన్నవారికి కూడా కృష్ణానుగ్రహం చేత ఏమి లభించాలో ఆ ఇహపర సౌఖ్యాలన్నీ లభించడమే కాకుండా ధర్మ జ్ఞాన స్పృహ సాధనా బలం సమకూర్చుతాడు. అన్నిటికీ మించి భారతదేశానికి ధార్మిక స్పృహ కలిగిన పౌరులు, సనాతన ధర్మస్పృహతో పాలించేటువంటి పాలకులు, అటువంటి పాలనకి అడ్డు రాకుండా ఉన్న అడ్లు తొలగే స్థితి భగవంతుని కల్పించాలని, అటువంటి పాలన రావాలని, ధర్మచింతన ప్రజల్లో పెరగాలని, అటువంటి చక్కని భారతదేశాన్ని చూడాలని, ఇదివరకు అధార్మికత వల్ల అక్కడక్కడ కనబడుతున్నటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవైతే ఇటీవల చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా తొలగి దేశానికి అన్ని విధాల క్షేమము లభించుగాక, ఉత్పాతములు తొలగుగాక, అతివృష్టి అనావృష్టి భూకంపాది దోషములు లేకుండా భారతదేశము చుట్టుపక్కల దేశములు అన్ని క్షేమంగా ఉండుగాక, వసుధ అంతా క్షేమంగా ఉండాలి, అలా ఉండే సంస్కారం కలిగిన భారతదేశం ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని మనం ఆశిస్తూ, సర్వం శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందార్పణమస్తున సమర్పించుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీకృష్ణ పరమాత్మకి.